కృష్ణయజుర్వేద తైతరీయ శాఖాయాం షష్ఠకాండే ప్రథమ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. ప్రాచీనవగుంశం కరోతి కరోతి ప్రాచీనవగుంశం ప్రాచీనవగుంశం కరోతి దేవ మనుష్యా దేవ మనుష్యా కరోతి ప్రాచీనవగుంశం ప్రాచీనవగుంశం కరోతి దేవ మనుష్యా ప్రాచీనవగుంశమిది ప్రాచీనవగుంశం కరోతి దేవ మనుష్యా దేవ మనుష్యా కరోతి కరోతి దేవ మనుష్యా దిశో దిశో దేవ మనుష్యా కరోతి కరోతి దేవ మనుష్యా దిశః దేవ మనుష్యా దిశో దిశో దేవ మనుష్యా దేవ మనుష్యా దిశో వివిదిశో దేవ మనుష్యా దేవ మనుష్యా దిశో వి దేవ మనుష్యా ఇది దేవ మనుష్యా దిశా వివిదిశా దిశాభ్యభజంత భజంత విదిశా దిశాభ్యభజంత వ్యభజంత భజంత వివ్యభజంత ప్రాచీం ప్రాచీమభజంత వివ్యభజంత ప్రాచీం అభజంత ప్రాచీం ప్రాచీమభజంత భజంత ప్రాచీం దేవా దేవా ప్రాచీమభజంత భజంత ప్రాచీం దేవా ప్రాచీన్ దేవా దేవా ప్రాచీన్ ప్రాచీన్ దేవా దక్షిణ దక్షిణ దేవా ప్రాచీన్ ప్రాచీన్ దేవా దక్షిణ దేవా దక్షిణ దక్షిణ దేవా దేవా దక్షిణ పితర పితర దక్షిణ దేవా దేవా దక్షిణ పితర దక్షిణ పితర పితర దక్షిణ దక్షిణ పితర ప్రతీచీం ప్రతీచీం పితర దక్షిణ దక్షిణ పితర ప్రతీచీం పితర ప్రతీచీం ప్రతీచీం పితర పితర ప్రతీచీం మనుష్యా మనుష్యా ప్రతీచీం పితర పితర ప్రతీచీం మనుష్యా ప్రతీచీం మనుష్యా మనుష్యా ప్రతీచీం ప్రతీచీం మనుష్యా ఉదీచీం ఉదీచీం మనుష్యా ప్రతీచీం ప్రతీచీం మనుష్యా ఉదీచీం మనుష్యా ఉదీచీం ఉదీచీం మనుష్యా మనుష్యా ఉదీచే గో రుద్ర రుద్ర ఉదీచీం మనుష్యా మనుష్యా ఉదీచే గో రుద్ర ఉదీచే గో రుద్ర రుద్ర ఉదీచే ముదీచే గో రుద్రాయద్రుద్ర ఉదీచే ముదీచే గో రుద్రాయత్ రుద్రాయద్రుద్ర రుద్రాయ ప్రాచీనవగుంశం ప్రాచీనవగుంశం యద్రుద్ర రుద్రాయ ప్రాచీనవగుంశం యత్ప్రాచీనవగుంశం ప్రాచీనవగుంశం యద్యత్ప్రాచీనవగుంశం కరోతి కరోతి ప్రాచీనవగుంశం యద్యత్ప్రాచీనవగుంశం కరోతి ప్రాచీనవగుంశం కరోతి కరోతి ప్రాచీనవగుంశం ప్రాచీనవగుంశం కరోతి దేవలోకం దేవలోకం కరోతి ప్రాచీనవగుంశం ప్రాచీనవగుంశం కరోతి దేవలోకం ప్రాచీనవగుంశమిది ప్రాచీనవగుంశం కరోతి దేవలోకం దేవలోకం కరోతి కరోతి దేవలోకమేవైవ దేవలోకం కరోతి కరోతి దేవలోకమేవ దేవలోకమేవైవ దేవలోకం దేవలోకమేవ తత్త దేవదేవలోకం దేవలోకమేవ తత్ దేవలోకమిది దేవలోకం దేవతత్త దేవైవ తద్యజమానో యజమానస్త దేవైవ తద్యజమానః తద్యజమానో యజమానస్తత్తద్యజమాన ఉపావర్తత ఉపావర్తతే యజమానస్తత్తద్యజమాన ఉపావర్తతే యజమాన ఉపావర్తత ఉపావర్తతే యజమానో యజమాన ఉపావర్తతే పరిపర్యుపావర్తతే యజమానో యజమాన ఉపావర్తతే పరి ఉపావర్తతే పరిపర్యుపావర్తత ఉపావర్తతే పరిశ్రయతి శ్రయతి పర్యుపావర్తత ఉపావర్తతే పరిశ్రయతి ఉపావర్తతేత్యుపావర్తతే పరిశ్రయతి శ్రయతి పరిపరిశ్రయత్యంతర్హితోంతర్హితశ్రయతి పరిపరిశ్రయత్యంతర్హిత శ్రయత్యంతర్హితోంతర్హిత శ్రయతి శ్రయత్యంతర్హితో హిత్యంతర్హిత శ్రయతి శ్రయత్యంతర్హితో హి అంతర్హితో హిత్యంతర్హితోంతర్హితో హి దేవలోకో దేవలోకోహ్యంతర్హితోంతర్హితో హి దేవలోక అనంతర్హిత హిత్యంతర్హిత హి దేవలోకో దేవలోకో హి దేవలోకో మనుష్యలోకాన్ మనుష్యలోకాత్ దేవలోకో హి దేవలోకో మనుష్యలోకాత్ దేవలోకో మనుష్యలోకాన్ మనుష్యలోకాత్ దేవలోకో దేవలోకో మనుష్యలోకాన్న మనుష్యలోకాత్ దేవలోకో దేవలోకో మనుష్యలోకాన్న దేవలోక ఇది దేవలోక మనుష్యలోకాన్న మనుష్యలోకాన్ మనుష్యలోకాన్నాస్మాదస్మాన్న మనుష్యలోకాన్ మనుష్యలోకాన్నాస్మాద్ మనుష్యలోకాదితి మనుష్యలోకాద్ నాస్మాదస్మాన్నాస్మాల్లోకాల్లోకాదస్మాన్నాస్మాల్లోకాద్ అస్మాల్లోకాల్లోకాదస్మాదస్మాల్లోకాచ్ఛేదవ్యగ్రస్వేదవ్యల్లోకాదస్మాదస్మాల్లోకాచ్ఛేదవ్యం స్వేదవ్యమివేనస్వేదవ్యగ్రస్వేదవ్యమివేతీతివస్వేదవ్యగ్రస్వేదవ్యమివేతి స్వేదవ్యమిదిశోదవ్యం ఇవేతీతి వేవేత్యాహురాహరిది వేవేత్యాహో ఇత్యాహురాహరిదేత్యాహ ఆహుకాహురాహుకోహిహిహురాహుకోహిహిహురాహుకోహిదత్తద్ధికోహిదత్తద్ధిహిదద్వేదవేదత్తద్వేదయదియదివేదత్తద్వేదయది ఏదయ్యదీయదివేదవేదయ్యముష్మిన్నముష్మినయ్యదివేదవేదయ్యముష్మిన్ను వానవేదీతి వానవేది వేదీతి వావేది దిక్షు దిక్షుది వావేది దిక్షు ఇది దిక్షు దిక్షుదీతి దిక్షదీకాశాన్ దీకాశాన్ దిక్షుదీతి దిక్షదీకాశాన్ దిక్షదీకాశాన్ దీకాశాన్ దిక్షు దిక్షదీకాశాన్ కరోతి కరోత్యదీకాశాన్ దిక్షు దిక్షదీకాశాన్ కరోతి అభిలిత్యై కృందదేవృదాపుదాకృందేకృందేవృదావైవైవృదాకృందేకృందేవృదావై మృదావైవైవృదావృదావా ఏషైషావై మృదావృదావా ఏషాత్వక్ ఏషావైవా ఏషాత్వక ఏషాత్వక మేధ్యా మేధ్యాత్వక ఏషైషాత్వక మేధ్యా ప్రగమేధ్యా మేధ్యాత్వక మేధ్యాయజ్ఞ మేధ్యాత్వక మేధ్యాయుద్ మేధ్యాయుద్ధ్యేజశ్మశ్రుగేజశ్మశ్రుయమేధ్యాయుద్ధ్యేజశ్మశ్రుమృతామృతాంగేజశ్మశ్రుయజ్ఞేజశ్మశ్రుమృతామృతాంగేజశ్మశ్రుమృతామృతాంగేజశ్మశ్రుగేజశ్మశ్రుమృతామేవైవృతాంగేజశ్మశ్రుగేజశ్మశ్రుమృతామేవ మృతమేవ మృతమేవ త్వజం

అస్నాత్యంతరతోస్నాత్యస్నాత్యంతరత ఏవైవాంతరతోస్నాత్యస్నాత్యంతరత ఏవ అంతరత ఏవైవాంతరతోంతరత ఏవమేధ్యోమేధ్య ఏవాంతరతోంతరత ఏవమేధ్య ఏవమేధ్యో మేధ్య ఏవైవ మేధ్యో భవతి భవతి మేధ్య ఏవైవ మేధ్యో భవతి మేధ్యో భవతి భవతి మేధ్యో మేధ్యో భవతి వాససా వాససా భవతి మేధ్యో మేధ్యో భవతి వాససా భవతి వాససా వాససా భవతి భవతి వాససా దీక్షయతి దీక్షయతి వాససా భవతి భవతి వాససా దీక్షయతి వాససా దీక్షయతి దీక్షయతి వాససా వాససా దీక్షయతి సౌమ్యను సౌమ్యం దీక్షయతి వాససా వాససా దీక్షయతి సౌమ్యం దీక్షయతి సౌమ్యను సౌమ్యం దీక్షయతి దీక్షయతి సౌమ్యం వై వై సౌమ్యం దీక్షయతి దీక్షయతి సౌమ్యం వై సౌమ్యం వై వై సౌమ్యను సౌమ్యం వై క్షోమం క్షోమం వై సౌమ్యను సౌమ్యం వై క్షోమం వై క్షోమం క్షోమం వై వై క్షోమం దేవతయా దేవతయా క్షోమం వై వై క్షోమం దేవతయా క్షోమం దేవతయా దేవతయా క్షోమం క్షోమం దేవతయా సోమగం సోమం దేవతయా క్షోమం క్షోమం దేవతయా సోమం దేవతయా సోమగం సోమం దేవతయా దేవతయా సోమమేష ఏష సోమం దేవతయా దేవతయా సోమమేష సోమమేష ఏష సోమగం సోమమేష దేవతాన్ దేవతామేష సోమగం సోమమేష దేవతాన్ ఏష దేవతాన్ దేవతామేష ఏష దేవతాముపోప దేవతామేష ఏష దేవతాముప దేవతాముపోప దేవతాన్ దేవతాముపైత్యేత్యుప దేవతాన్ దేవతాముపైతి ఉపైత్యేత్యుపోపై దియోయ ఏత్యుపోపైతియ ఏతియోయ ఏత్యేదియో దీక్షతే దీక్షతేయ ఏత్యేదియో దీక్షతే యో దీక్షతే దీక్షతేయో యో దీక్షతే సోమస్య సోమస్య దీక్షతేయో యో దీక్షతే సోమస్య దీక్షతే సోమస్య సోమస్య దీక్షతే దీక్షతే సోమస్య ధనోస్తనో సోమస్య దీక్షతే దీక్షతే సోమస్య ధనో సోమస్య ధనోస్తనో సోమస్య సోమస్య ధనోరస్య ధనో సోమస్య సోమస్య ధనోరసి ధనోరస్య ధనోస్తనోరసి ధనవం ధనమసి ధనోస్తనోరసి ధనం అసి ధనవం ధనమస్య ధనవం మే మే ధనమస్య ధనవం మే ధనవం మే మే ధనవం ధనవం మే పాహి పాహి మే ధనవం ధనవం మే పాహి మే పాహి పాహి మే మే పాహీతి పాహి మే మే పాహీతి పాహీతి పాహి పాహీత్యాహేతి పాహి పాహీత్యాహ ఇత్యాహేదిత్యాహ స్వాగు స్వామాహేదిత్యాహ స్వాం ఆహ స్వాగు స్వామాహ హస్వామేవైవ స్వామాహ హస్వామేవ స్వామేవైవ స్వాగు స్వామేవ దేవతాన్ దేవతామేవ స్వాగు స్వామేవ దేవతాన్ దేవదేవతాన్ దేవతామేవైవ దేవతాముపోప దేవతామేవైవ దేవతాముప దేవతాముపోప దేవతాన్ దేవతాముపైత్యేత్యుప దేవతాన్ దేవతాముపైతి ఉపైత్యేత్యుపో ఐత్యసో అథో ఏత్యుపో ఐత్యసో ఏత్యథో అథో ఏత్యేత్యథో ఆశిషమాశిషమథో ఏత్యేత్యథో ఆశిషం అథో ఆశిషమాశిషమథో అథో ఆశిషమేవైవాశిషమథో అథో ఆశిషమేవ అథో ఇత్యథో ఆశిషమేవైవాశిషమాశిషమేవైతామేతామేవాశిషమాశిషమేవైతా ఆశిషమిత్యాశిషం ఏవైతామేతామేవైవైతామైతామేవైవైతామా ఏతామైతామేతామాశాస్తేషాస్త ఐతామేతామాశాస్తే ఆశాస్తేషాస్త ఆశాస్తేజ్ఞేరగ్నేశాస్త ఆశాస్తేజ్ఞేః శాస్త్రేజ్ఞేరగ్నేశాస్తేజ్ఞేస్తు సాధానం తు సాధారణమగ్నేశాస్తేజ్ఞేస్తు సాధానం అగ్నేస్తు సాధారణం దుషాధానమగ్నేరగ్నేస్తు సాధారణం వాయోర్వాయోస్తు సాధారణమగ్నేరగ్నేస్తు సాధారణం వాయో తుషాధానం వాయోర్వాయోస్తు సాధారణం దుషాధానం వాయోర్వాతపానం వాతపానం వాయోస్తు సాధారణం దుషాధానం వాయోర్వాతపానం తుషాధానమిది తుషాధానం వాయోర్వాతపానం వాతపానం వాయోర్వాయోర్వాతపానం పితృణాం పితృణాం వాతపానం వాయోర్వాయోర్వాతపానం పితృణాం వాతపానం పితృణాం పితృణాం వాతపానం వాతపానం పితృణాన్ నిర్నివృణాం వాతపానం వాతపానం పితృణాన్ నిధి వాతపానమిది వాతపానం పితృణాన్ నిర్నివృణాం పితృణాం నిధిరోషధీనామోషధీనాం నిర్వృణాం పితృణాన్ నిధిరోషధీనాం నేవిరోషధీనామోషధీనాన్ నేవిర్నేవిరోషధీనాం ప్రఘాత ప్రఘాత ఔషధీనాన్ నేవిర్నేవిరోషధీనాం ప్రఘాత ఓషధీనాం ప్రఘాత ప్రఘాత ఓషధీనామోషధీనాం ప్రఘాత ఆదిత్యానామాదిత్యానాం ప్రఘాత ఓషధీనామోషధీనాం ప్రఘాత ఆదిత్యానాం ప్రఘాత ఆదిత్యానామాదిత్యానాం ప్రఘాత ప్రఘాత ఆదిత్యానాం ప్రాచీనధాన ప్రాచీనధాన ఆదిత్యానాం ప్రఘాత ప్రఘాత ఆదిత్యానాం ప్రాచీనధాన ప్రఘాత ఇదు ప్రఘాత ఆదిత్యానాం ప్రాచీనధాన ప్రాచీనధాన ఆదిత్యానామాదిత్యానాం ప్రాచీనధాన విశ్వేషాం విశ్వేషాం ప్రాచీనధాన ఆదిత్యానామాదిత్యానాం ప్రాచీనధాన విశ్వేషాం ప్రాచీనకాల విశ్వేషాం విశ్వేషాం ప్రాచీనకాల ప్రాచీనకాల విశ్వేషాం దేవానాం దేవానాం విశ్వేషాం ప్రాచీనకాల ప్రాచీనకాల విశ్వేషాం దేవానాం ప్రాచీనకాన ఇది ప్రాచీనకాన విశ్వేషాం దేవానాం దేవానాం విశ్వేషాం విశ్వేషాం దేవానామోదరోదేవానాం విశ్వేషాం విశ్వేషాం దేవానామోదు దేవానామోదరోదేవానాం దేవానామోదర్ నక్షత్రాణాం నక్షత్రాణామోదేవానాం దేవానామోదర్ నక్షత్రాణాం ఓదర్ నక్షత్రాణాం నక్షత్రాణామోదరోదర్ నక్షత్రాణామదేకాశా నక్షత్రాణామోదరోదర్ నక్షత్రాణామదేకాశా నక్షత్రాణామదేకాశాదేకాశా నక్షత్రాణాం నక్షత్రాణామదేకాశాస్తదేకాశా నక్షత్రాణాం నక్షత్రాణామదేకాశాస్తద్ అదేకాశాస్తదేకాశాదేకాశాస్తద్వై వై తదేకాశాదేకాశాస్తద్వై తద్వై వై తత్తద్వా ఏతదేతద్వై తత్తద్వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ సర్వదేవత్యకం సర్వదేవత్యమేతద్వై వా ఏతత్ సర్వదేవత్యం ఏతత్ సర్వదేవత్యకం సర్వదేవత్యమేతదేతత్ సర్వదేవత్యం యద్యత్ సర్వదేవత్యమేతదేతత్ సర్వదేవత్యం యద్ సర్వదేవత్యం యద్యత్ సర్వదేవత్యగం సర్వదేవత్యం యద్వాసో వాసో యత్ సర్వదేవత్యగం సర్వదేవత్యం యద్వాస సర్వదేవత్యమిది సర్వదేవత్యం యద్వాసో వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్ వాసో యద్వాసో వాసో యద్వాససా వాససా యద్వాసో వాసో యద్వాససా యద్వాససా వాససా యద్వాససా దీక్షయతి దీక్షయతి వాససా యద్వాససా దీక్షయతి వాససా దీక్షేతి దీక్షేతి వాససా వాససా దీక్షేతి సర్వాభి సర్వాభిర్దీక్షేతి వాససా వాససా దీక్షేతి సర్వాభి దీక్షేతి సర్వాభి సర్వాభిర్దీక్షేతి దీక్షేతి సర్వాభిరేవైవ సర్వాభిర్దీక్షేతి దీక్షేతి సర్వాభిరేవ సర్వాభిరేవైవ సర్వాభి సర్వాభిరేవైనమేనమేవ సర్వాభి సర్వాభిరేవైనం ఏవైనమేనమేవైవైనం దేవతాభిర్దేవతాభిరేనమేవైవైనం దేవతాభిః ఏనం దేవతాభిర్దేవతాభిరేనమేనం దేవతాభిర్దీక్షైతి దీక్షైతి దేవతాభిరేనమేనం దేవతాభిర్దీక్షైతి దేవతాభిర్దీక్షైతి దీక్షైతి దేవతాభిర్దేవతాభిర్దీక్షైతి బహిప్రాణో బహిప్రాణో దీక్షైతి దేవతాభిర్దేవతాభిర్దీక్షైతి బహిప్రాణ దీక్షైతి బహిప్రాణో బహిప్రాణో దీక్షైతి దీక్షైతి బహిప్రాణో వై వై బహిప్రాణో దీక్షైతి దీక్షైతి బహిప్రాణో వై బహిప్రాణో వై వై బహిప్రాణో బహిప్రాణో వై మనుష్యో మనుష్యో వై బహిప్రాణో బహిప్రాణో వై మనుష్య బహిప్రాణ ఇది బహిప్రాణ వై మనుష్యో మనుష్యో వై వై మనుష్యస్తస్య మనుష్యో వై వై మనుష్యస్తస్య మనుష్యస్తస్య దస్య మనుష్యో మనుష్యస్తస్యాశనమశనం దస్య మనుష్యో మనుష్యస్తస్యాశనం తస్యాశనమశనం దస్య దస్యాశనం ప్రాణ ప్రాణోశనం దస్య దస్యాశనం ప్రాణ అశరం ప్రాణ ప్రాణోశరమశరం ప్రాణోస్నాత్యష్ణాది ప్రాణోశరమశరం ప్రాణోస్నాది ప్రాణోస్నాత్యష్ణాది ప్రాణ ప్రాణోస్నాది సప్రాణ సప్రాణోష్ణాది ప్రాణ ప్రాణోస్నాది సప్రాణ ప్రాణ ఇది ప్రాణ అష్టాది సప్రాణ సప్రాణోష్ణాత్యష్ణాది సప్రాణ ఏవైవ సప్రాణోష్ణాత్యష్ణాది సప్రాణ ఏవ సప్రాణ ఏవైవ సప్రాణ సప్రాణ ఏవ దీక్షదే దీక్షద ఏవ సప్రాణ సప్రాణ ఏవ దీక్షదే సప్రాణ ఇది సా ప్రాణ ఏవ దీక్షదే దీక్షద ఏవైవ దీక్షద ఆశిర ఆశిరో దీక్షద ఏవైవ దీక్షద ఆశిర దీక్షద ఆశిర ఆశిరో దీక్షదే దీక్షద ఆశిరో భవతి భవత్యాశిరో దీక్షదే దీక్షద ఆశిరో భవతి ఆశిరో భవతి భవత్యాశిర ఆశిరో భవతి యావాన్ భవత్యాశిర ఆశిరో భవతి యావాన్ భవతి యావాన్ యావాన్ భవతి భవతి యావానేవైవ యావాన్ భవతి భవతి యావానేవ యావానేవైవ యావాన్ యావానేవాస్యావయావాన్ యావానేవాస్య ఏవాస్యైవాస్య ప్రాణ ప్రాణోస్యైవాస్య ప్రాణ అస్య ప్రాణ ప్రాణో అస్యాస్య ప్రాణస్తేన దేన ప్రాణో అస్యాస్య ప్రాణస్తేన ప్రాణస్తేన దేన ప్రాణ ప్రాణస్తేన సహ సహ దేన ప్రాణ ప్రాణస్తేన సహ ప్రాణైతి ప్రాణ తేన సహ సహ దేన తేన సహ మేధం మేధగు సహ తేన తేన సహ మేధం సహ మేధం మేధగు సహ సహ మేధముపోప మేధగు సహ సహ మేధముప మేధముపోప మేధం మేధముపైత్యేత్యుప మేధం మేధముపైతి ఉపైత్యేత్యుపైతి ఘతం ఘతమేత్యుపైతి ఘతం ఏది ఘతం ఘతమేత్యేది ఘతం దేవానాం దేవానాం ఘతమేత్యేది ఘతం దేవానాం దేవానాం ఘతం ఘతం దేవానాం మస్తు మస్తు దేవానాం ఘతం ఘతం దేవానాం మస్తు దేవానాం మస్తు మస్తు దేవానాం దేవానాం మస్తు పితృణాం పితృణాం మస్తు దేవానాం దేవానాం మస్తు పితృణాం మస్తు పితృణాం పితృణాం మస్తు మస్తు పితృణాం నిష్పక్వం నిష్పక్వం పితృణాం మస్తు మస్తు పితృణాం నిష్పక్వం పితృణాం నిష్పక్వం నిష్పక్వం పితృణాం పితృణాం నిష్పక్వం మనుష్యాణాం మనుష్యాణాం నిష్పక్వం పితృణాం పితృణాం నిష్పక్వం మనుష్యాణాం నిష్పక్వం మనుష్యాణాం మనుష్యాణాం నిష్పక్వం నిష్పక్వం మనుష్యాణాం తత్తన్ మనుష్యాణాం నిష్పక్వం నిష్పక్వం మనుష్యాణాం నిష్పక్వం మనుష్యాణాం తత్తన్ మనుష్యాణాం మనుష్యాణాం తద్వై వై తన్మనుష్యాణాం మనుష్యాణాం తద్వై తద్వై వై తత్తద్వా ఏతదేతద్వై తత్తద్వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ సర్వదేవత్యగో సర్వదేవత్యమేతద్వై వా ఏతత్ సర్వదేవత్యం ఏతత్సర్వదేవత్యగో సర్వదేవత్యమేతదేతత్ సర్వదేవత్యం యజ్జత్ సర్వదేవత్యమేతదేతత్ సర్వదేవత్యం యజ్ సర్వదేవత్యం యజ్జత్ సర్వదేవత్యగో సర్వదేవత్యం యన్నవనీతన్నవనీతం యత్ సర్వదేవత్యగో సర్వదేవత్యం యన్నవనీతం సర్వదేవత్యమితి సర్వదేవత్యం యన్నవనీతన్నవనీతం యజ్జన్నవనీతం యజ్జన్నవనీతం యజ్జన్నవనీతం యత్ నవనీతం యజ్జన్నవనీతం నవనీతం యన్నవనీతేన నవనీతేన యన్నవనీతం నవనీతం యన్నవనీతేన నవనీతమితి నవనీతం ఎన్నవనీతేన నవనీతేన యజ్జన్నవనీతేనాభ్యంకే నవనీతేన యజ్జన్నవనీతేనాభ్యంకే నవనీతేనాభ్యంకేభ్యంకే నవనీతేన నవనీతేనాభ్యంకే సర్వా సర్వాభ్యంకే నవనీతేన నవనీతేనాభ్యంకే సర్వా నవనీతేనేతి నవనీతేన అభ్యంకే సర్వా సర్వాభ్యంకేభ్యంకే సర్వా ఏవైవ సర్వాభ్యంకేభ్యంకే సర్వా ఏవ సర్వా ఏవైవ సర్వా సర్వా ఏవ దేవత దేవత ఏవ సర్వా సర్వా ఏవ దేవత ఏవ దేవత దేవత ఏవైవ దేవత ప్రీణాది ప్రీణాది దేవత ఏవైవ దేవత ప్రీణాది దేవత ప్రీణాది ప్రీణాది దేవత దేవత ప్రీణాది ప్రచ్యుత ప్రచ్యుత ప్రీణాది దేవత దేవత ప్రీణాది ప్రచ్యుత ప్రీణాది ప్రచ్యుత ప్రచ్యుత ప్రీణాది ప్రీణాది ప్రచ్యుతో వై వై ప్రచ్యుత ప్రీణాది ప్రీణాది ప్రచ్యుతో వై ప్రచ్యుత వై వై ప్రచ్యుత ప్రచ్యుతో వా ఏష ఏష వై ప్రచ్యుత ప్రచ్యుతో వా ఏష ప్రచ్యుత ఇది ప్రచ్యుత వా ఏష ఏష వై వా ఏషోస్మాదస్మాదేశ వై వా ఏషోస్మాద్ ఏషోస్మాదస్మాదేశ ఏషోస్మాల్లోకాల్లోకాదస్మాదేశ ఏషోస్మాల్లోకాల్ అస్మాల్లోకాల్లోకాదస్మాదస్మాల్లోకాదగతోగతోలోకాదస్మాదస్మాల్లోకాదగతోలోకాదగతోదేవలోకం దేవలోకనగతోలోకాల్లోకాదగతోదేవలోకం అగతోదేవలోకం దేవలోకమగతోగతోదేవలోకం యో యో దేవలోకమగతోగతోదేవలోకం యః దేవలోకం యో యో దేవలోకం దేవలోకం యో వీక్షుతో వీక్షుతో యో దేవలోకం దేవలోకం యో వీక్షుతః దేవలోకమితి దేవలోకం యో దీక్షుతో యో దీక్షుతో యో దీక్షుతో అంతరాంతరాది దీక్షుతో యో యో దీక్షుతో అంతరాది దీక్షుతో దీక్షుతో అంతరేవ అంతరేవేవాంతరాంతరేవనవనీతన్నవనీతమివాంతరాంతరేవనవనీతం ఇవనవనీతం నవనీతమివేవ నవనీతం తస్మాత్ తస్మాన్నవనీతమివేవ నవనీతం తస్మాత్ నవనీతం తస్మాత్ తస్మాన్నవనీతం నవనీతం తస్మాన్నవనీతేన నవనీతేన తస్మాన్నవనీతం నవనీతం తస్మాన్నవనీతేన నవనీతమితి నవనీతం తస్మాన్నవనీతేన నవనీతేన తస్మాత్ తస్మాన్నవనీతేనాభ్యభి నవనీతేన తస్మాత్ తస్మాన్నవనీతేనాభి నవనీతేనాభ్యభి నవనీతేన నవనీతేనాభ్యంకేంకేభి నవనీతేన నవనీతేనాభ్యంకే నవనీతేనేతి నవనీతేన అభ్యంకేంకేభ్యాభ్యంకేన రామమను నామవంకేభ్యాభ్యంకేన రామం అంకేన రామమను రామంకేంకేన రామం యదుషా యదుషాను రామమంకేంకేన రామం యదుషా అనులోమం యదుషా యదుషాను రామమను రామం యదుషా వ్యావృత్తి వ్యావృత్తి యదుషాను రామమను రామం యదుషా వ్యావృత్తి అనురామమిత్యనోగామం యదుషా వ్యావృత్తి వ్యావృత్తి యదుషా యదుషా వ్యావృత్యా ఇంద్ర ఇంద్రో వ్యావృత్తి యదుషా యదుషా వ్యావృత్యా ఇంద్ర వ్యావృత్యా ఇంద్ర ఇంద్రో వ్యావృత్తి వ్యావృత్యా ఇంద్రో వృత్రం వృత్రమింద్రో వ్యావృత్తి వ్యావృత్యా ఇంద్రో వృత్రం వ్యావృత్యా ఇది మే ఆవృత్తి ఇంద్రో వృత్రం వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్నహన్ వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్ వృత్రమహన్నహన్ వృత్రం వృత్రమహంతస్యస్యాహన్ వృత్రం వృత్రమహంతస్య అహంతస్య తస్యాహన్న హంతస్య కనీనికా కనీనికా తస్యాహన్న హంతస్య కనీనికా తస్య కనీనికా కనీనికా తస్య తస్య కనీనికా పరాపరా కనీనికా తస్య తస్య కనీనికా పరా కనీనికా పరాపరా కనీనికా కనీనికా పరాపతరా కనీనికా కనీనికా పరాపత పరాపతరా పరాపతరాపతత్త అపతత్తపదపదత్తదాంజనమాంజనం తదపదపదత్తదాంజనం తదాంజనమాంజనం తత్తదాంజనమభవదాంజనం తత్తదాంజనమభవత్ ఆంజనమభవద భవదాంజనమాంజనమభవద్యద్యదభవదాంజనమాంజనమభవద్యుదాంజనమిత్యాంజనం అభవద్యద్యదభవదభవద్యదాంత ఆంకే యదభవద్భవద్యదాంకేదాంక ఆంకే యద్యదాంకే లక్షశ్చక్షురాంకే యద్యదాంకే లక్షు ఆంకే లక్షశ్చక్షురాంక ఆంకే లక్షదేవ ఇవ లక్షురాంక ఆంకే లక్షదేవ చక్షురంకేత్యాంకే చక్షురేవ ఇవ లక్షశ్చక్షురేవ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ లక్షశ్చక్షురేవ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ భ్రాతృవ్యస్య వృందే వృందే భ్రాతృవ్యస్యైవ భ్రాతృవ్యస్య వృందే భ్రాతృవ్యస్య వృందే వృందే భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృందే దక్షిణం దక్షిణం వృందే భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృందే దక్షిణం వృందే దక్షిణం దక్షిణం వృందే వృందే దక్షిణం పూర్వం పూర్వం దక్షిణం వృందే వృందే దక్షిణం పూర్వం దక్షిణం పూర్వం పూర్వం దక్షిణం దక్షిణం పూర్వమా పూర్వం దక్షిణం దక్షిణం పూర్వమా పూర్వమా పూర్వం పూర్వమాంకేంత పూర్వం పూర్వమాంకే ఆంకేంత ఆంకే సవ్యగో సవ్యమంత ఆంకే సవ్యం అంకే సవ్యగో సవ్యమంకేంకే సవ్యగో హి సవ్యమంకేంకే సవ్యగో హి సవ్యగో హి సవ్యగో సవ్యగో హి పూర్వం పూర్వగో హి సవ్యగో సవ్యగో హి పూర్వం హి పూర్వం పూర్వగో హి పూర్వం మనుష్యా మనుష్యా పూర్వగో హి పూర్వం మనుష్యా పూర్వం మనుష్యా మనుష్యా పూర్వం పూర్వం మనుష్యా ఆంజల ఆంజలే మనుష్యా పూర్వం పూర్వం మనుష్యా ఆంజలే మనుష్యా ఆంజల ఆంజలే మనుష్యా మనుష్యా ఆంజలేన ఆంజలే మనుష్యా మనుష్యా ఆంజలేన ఆంజలేన ఆంజల ఆంజలేన ఆంజత ఆంజలేన మనుష్యా మనుష్యా హీవే వహి మనుష్యా మనుష్యా మనుష్యా హి మనుష్యా ధావందే ధావందే మనుష్యా హి మనుష్యా ధావందే మనుష్యా ధావందే ధావందే మనుష్యా మనుష్యా ధావందే పంచ పంచ ధావందే మనుష్యా మనుష్యా ధావందే పంచ ధావందే పంచ పంచ ధావందే ధావందే పంచకర్త కృత పంచ ధావందే ధావందే పంచకర్త పంచకర్త కృత పంచ పంచకర్త ఆకృత పంచ పంచకృత కృత ఆకృత కృత ఆంకే ఆకృత కృత ఆంకే ఆంకేంక ఆంకే పంచాక్షరా పంచాక్షరాంక ఆంకే పంచాక్షరా అంకే పంచాక్షరా పంచాక్షరాంకేంకే పంచాక్షరా పంక్తి పంక్తి పంచాక్షరాంకేంకే పంచాక్షరా పంక్తి పంచాక్షరా పంక్తి పంక్తి పంచాక్షరా పంచాక్షరా పంక్తి పాంక పాంక పంక్తి పంచాక్షరా పంచాక్షరా పంక్తి పాంక అభ్యమ్రేతాభ్యమ్రేతాభ్యాభ్యమ్రేతాసాం దాసామ్రేతాభ్యాభ్యమ్రేతాసాం

పంచాక్షరాపంచాక్షరాపవైదపంచాక్షరాపంచాక్షరాపవైదపవైదపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపంచాక్షరాపం యజ్ఞో యజ్ఞాయైవ యజ్ఞాయైవైవ యజ్ఞాయ యజ్ఞాయైవేనమేనమేవ యజ్ఞాయ యజ్ఞాయైవయమ్ ఏవైనమేనమేవైవయమ్ భవైతు భవత్యేనమేవైవయమ్ భవైతి ఏనం భవైతు భవత్యేనమేనం భవైతి షడ్భిః షడ్భిర్పవయత్యేనమేనం భవైతి షడ్భిః అవైతి షడ్భిః షడ్భిర్పవైలి అవైతి షడ్భిర్పవైలి అవైతి షడ్భిర్పవైలి అవైతి షడ్భిర్పవైలి షడ్భిర్పవైతమవైతి షడ్భిర్షడ్భిర్పవైతి షట్ షట్పవైతి షడ్భిర్ షడ్భిర్వైతి షడ్భిర్షడ్భి అవైతి షట్షట్పవైతి షట్వైవై షట్పవైతి షట్వై షట్వైవై షట్ద్వారవ సప్తభిర్పవైదిపవైదిసప్తభిర్పవైదిసప్తసప్తభిర్పవైదిపవైదిసప్తభిర్పవైదిపవైదిసప్తభిర్పవైదిపవైదిసప్తభిర్పవైదిపవైదిసప్తభిర్పవైదిపవైదిసప్తభిర్పవైదిసప్తసప్తభిర్పవైదిపవైదిసప్తభిర్పవైదిసప్తసప్తభిర్పవైదిపవైదిసప్తభిర్పవైదిసప్తసప్తభిర్పవైదిపవైదిసప్తభిర్పవైదిసప్తసప్తభిర్పవైదిపవైదిసప్తభిర్పవైదిసప్తసప్తభిర్పవైదిపవైదిసప్తభిర్పవైదిసప్తసప్తభిర్పవైదిపవైదిసప్తభిర్పవైదిసప్తసప్తభిర్పవైదిపవైదిసప్తభిర్పవైదిస ఏనమేనమేవైవైనం పవైదు పవయత్యేనమేవైవైనం పవైతి ఏనం పవైదు పవయత్యేనమేనం పవైదు నవభిర్నవభిః పవయత్యేనమేనం పవైదు నవభిః పవైదు నవభిర్నవభిః పవైదు పవైదు నవభిః పవైదు పవైదు నవభిః పవైదు పవైదు నవభిః పవైది నవభిః పవైతి పవైదు నవభిః నవభిః పవైదు నవ నవ పవైదు నవభిర్నవభిః పవైదు నవ నవభిరిది నవభిః పవయదు నవ నవ పవయదు పవయదు నవ వై వై నవ పవయతి పవయదు నవ వై నవ వై వై నవ నవ వై పురుషే పురుషే వై నవ నవ వై పురుషే వై పురుషే పురుషే వై వై పురుషే ప్రాణాః ప్రాణాః పురుషే వై వై పురుషే ప్రాణాః పురుషే ప్రాణాః ప్రాణాః పురుషే పురుషే ప్రాణాః సప్రాణకో సప్రాణం ప్రాణాః పురుషే పురుషే ప్రాణాః సప్రాణం ప్రాణాః సప్రాణకో సప్రాణం ప్రాణాః ప్రాణాః సప్రాణమేవైవ సప్రాణం ప్రాణాః ప్రాణాః సప్రాణమేవ ప్రాణాః ఇది ప్రాణాః సప్రాణమేవైవ సప్రాణకో సప్రాణమేవైనమేనమేవ సప్రాణకో సప్రాణమేవైనం సప్రాణమిది సప్రాణం ఏవైనమేనమేవైవైనం పవయతి పవయత్యేనమేవైవైనం పవయతి ఏనం పవయతి పవయత్యేనమేనం పవయత్యేక వింశత్యేక వింశత్యా పవయత్యేనమేనం పవయత్యేక వింశత్యా పవయత్యేక వింశత్యేక వింశత్యా పవయతి పవయత్యేక వింశత్యా పవయతి పవయత్యేక వింశత్యా పవయతి పవయత్యేక వింశత్యా పవయతి ఏక వింశత్యా పవయతి పవయత్యేక వింశత్యేక వింశత్యా పవయతి దశ దశ పవయత్యేక వింశత్యేక వింశత్యా పవయతి దశ ఏక వింశత్యేక వింశత్యా పవయతి దశ దశ పవయతి పవయతి దశహస్త్యాహస్త్యా దశ పవయతి పవయతి దశహస్త్యా దశహస్త్యాహస్త్యా దశ దశహస్త్యాంగులయోంగులయోహస్త్యాదశదశహస్త్యాంగులయాస్త్యాంగులయోంగులయోహస్త్యాహస్త్యాంగులయో దశ దశాంగులయోహస్త్యాహస్త్యాంగులయోదశ అంగులయో దశాంగులయోంగులయోదశపద్యాపద్యాదశాంగులయోంగులయోదశపద్యా దశపద్యాపద్యాదశ దశపద్యా ఆత్మాత్మాపద్యాదశ దశపద్యా ఆత్మా పద్యా ఆత్మాత్మవద్యాః పద్యా ఆత్మైక విగుంశ ఏక విగుంశ ఆత్మవద్యాః పద్యా ఆత్మైక విగుంశ ఆత్మైక విగుంశ ఏక విగుంశ ఆత్మాత్మైక విగుంశో యావాను యావానేక విగుంశ ఆత్మాత్మైక విగుంశో యావాను ఏక విగుంశో యావాను యావానేక విగుంశ ఏక విగుంశో యావానేవైవ యావానేక విగుంశ ఏక విగుంశో యావానేవేక విగుంశ ఇత్యేక విగుంశ యావానేవైవ యావాని యావానేవ పురుష పురుష ఏవ యావాను యావానేవ పురుష ఏవ పురుష పురుష ఏవైవ పురుషస్తందం పురుష ఏవైవ పురుషస్తం పురుషస్తందం పురుష పురుషస్తమ పరివర్గమ పరివర్గంతం పురుష పురుషస్తమ పరివర్గం తమ పరివర్గమ పరివర్గం తంతమ పరివర్గం భవయతి భవయత్య పరివర్గం తంతమ పరివర్గం భవయతి అపరివర్గం భవయతి భవయత్య పరివర్గమ పరివర్గం భవయతి పంచదశ్చిత్తనిర్భవయత్య పరివర్గమ పరివర్గం భవయతి చిత్తదిః అపరివర్గమిత్యపరివర్గం అవైతి చిత్తదిశ్చిత్తదిష్పవైతి భవైతి చిత్తదిస్వాత్వా చిత్తదిష్పవైతి భవైతి చిత్తదిస్వా చిత్తదిస్వాత్వా చిత్తదిశ్చిత్తదిస్థాపనాదు పునాదిత్వా చిత్తదిశ్చిత్తదిస్థాపనాదు హమనోమన ఆహేదీత్యాహ మన ఆహమనోమన ఆహమనో వై వై మన ఆహమనో వై మనో వై వై మనోమనో వై చిత్తదిశ్చిత్తదిర్వై మనోమనో వై చిత్తది వై చిత్తదిశ్చిత్తదిర్వై వై చిత్తదిర్మనసా మనసా చిత్తదిర్వై వై చిత్తదిర్మనసా చిత్తదిర్మనసా మనసా చిత్తదిశ్చిత్తదిర్మనసైవైవ మనసా చిత్తదిశ్చిత్తదిర్మనసైవ చిత్తదిరితి చిత్తపతి మనసైవైవ మనసా మనసైవైన మేనమేవ మనసా మనసైవైనం ఏవైన మేనమేవైవైనం భవయతి భవయత్యేనమేవైవైనం భవయతి ఏనం భవయతి భవయత్యేన మేనం భవయతి వాక్పతిర్వాక్పతిః పవయత్యేన మేనం భవయతి వాక్పతిః పవయతి వాక్పతిర్వాక్పతిః పవయతి భవయతి వాక్పతిస్తాత్వా వాక్పతిః పవయతి భవయతి వాక్పతిస్వా వాక్పతిస్తాత్వా వాక్పతిర్వాక్పతిస్థాపనాదు మనాదుత్వా వాక్పతిర్వాక్పతిస్థాపనాదు వాక్పతిః వాక్పతిః పాపనాదు మనాదుత్వాత్వాపనాత్మిదేతి మనాదుత్వాత్వాపనాత్మిది పునాత్మిదేతి మనాదు మనాత్మిత్యాహేతి మనాదు మనాత్మిత్యాహ ఇత్యాహేదేత్యాహ వాచా వాచా హేదేత్యాహ వాచా ఆహ వాచా వాచాహ వాచైవైవ వాచాహ వాచైవ వాచైవైవ వాచా వాచైవైనమేనమేవ వాచా వాచైవైనం ఏవైనమేనమేవైవైనం భవయతి భవయత్యేనమేవైవైనం భవయతి ఏనం భవయతి భవయత్యేన మేనం భవయతి దేవో దేవః పవయత్యేన మేనం భవయతి దేవః భవయతి దేవో దేవః పవయతి భవయతి దేవస్త్వాత్వా దేవః పవయతి భవయతి దేవస్త్వా దేవస్త్వాత్వా దేవో దేవస్త్వా సవితా సవితాత్వా దేవో దేవస్త్వా సవితా సవితా సవితాత్వా సవితా పునాదు పునాదు సవితాత్వా సవితా పునాదు పునే పునే దత్తత్పునే గంగం పునే దత్తత్పునే పునే దక్షకేయ గోషకేయం దత్తత్పునే పునే దక్షకేయం దక్షకేయ గోషకేయం దత్తత్పునే పునే దక్షకేయమిది శకేయమితేన శకేయగో శకేయమిత్యాహ ఇత్యాహ ఏదిత్యాహ శిషమాశిషమాహేదిత్యాహాశిషం దీక్షిత్తాయేతి దీక్షిత ప్రాయ సృజా పంచమీం పంచమీకు సృజా సృజా పంచమీం పంచాక్షరా పంచాక్షరా పంచమీకు సృజా సృజా పంచమీం పంచాక్షరా పంచమీం పంచాక్షరా పంచాక్షరా పంచమీం పంచమీం పంచాక్షరా పంచస్ పంచస్ పంచాక్షరా పంచమీం పంచమీం పంచాక్షరా పంచమీ పంచాక్షరాంగ్ అస్మా ఏవైనా ఏనా ఏవాస్మా అస్మా ఏవైనా ఏవైనా ఏనా ఏవైవైనా లోకాయ లోకాయైనా ఏవైవైనా లోకాయ ఏనా లోకాయ లోకాయైనా ఏనా లోకాయ శ్రమైతి శ్రమైతి లోకాయైనా ఏనా లోకాయ శ్రమైతి లోకాయ శ్రమైతి శ్రమైతి లోకాయ లోకాయ శ్రమైతి తస్మాత్ శ్రమైతి లోకాయ లోకాయ శ్రమైతి తస్మాత్ శాంతస్మాత్ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఇత్యాహ హే ద్యావా పృథివీ ఇత్యాహ హే ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా ప

ఇత్యాహేదీత్యాహ యజ్ఞస్థానం యజ్ఞస్థానమాహేదీత్యాహ యజ్ఞస్థానం ఆహయజ్ఞస్థానం యజ్ఞస్థానమాహ యజ్ఞస్థానమేవైవ యజ్ఞస్థానమాహ యజ్ఞస్థానమేవ యజ్ఞస్థానమేవైవ యజ్ఞస్థానం యజ్ఞస్థానమేవ పరిపల్యేవ యజ్ఞస్థానం యజ్ఞస్థానమేవ పరి యజ్ఞస్థానమిది యజ్ఞస్థానం ఏవ పరిపర్యేవైవ పరివృణక్తి వృణక్తిపర్యేవైవ పరివృణక్తి పరివృణక్తి వృణక్తి పరిపరివృణక్తి ప్రజాపతి ప్రజాపతిర్వృణక్తి పరిపరివృణక్తి ప్రజాపతి వృణక్తి ప్రజాపతి ప్రజాపతిర్వృణక్తి వృణక్తి ప్రజాపతి యజ్ఞం యజ్ఞం ప్రజాపతిర్వృణక్తి వృణక్తి ప్రజాపతి యజ్ఞం ప్రజాపతిర్యజ్ఞమసృజతృజతృజతృజతృష్ట అస్మాత్ సృష్ట సృష్టస్మాత్ సృష్ట పురాన్ పరాన్ సృష్టస్మాత్ సృష్ట పురాను సృష్ట పరాన్ పరాన్ సృష్ట సృష్ట పరాంగైరై పరాన్ సృష్ట సృష్ట పరాంగై పరాంగైరై పరాన్ పరాంగై పరాన్ పరాంగైత్ సహైత్ స ప్రసైత్ ప్రయజుర్యజు ప్రసస ప్రయజు ప్రయజుర్యజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ప్రయజుర్ యజ్ఞస్యోద్యత్యాద్యత్యే ద్వాదశ ద్వాదశోద్యత్యే యజ్ఞస్య యజ్ఞస్యోద్యత్యే ద్వాదశ ఉద్యుత్యైద్వాదిశ్వాదిశోద్యుత్యా ఉద్యుత్యైద్వాదిశవాత్సబంధాని వాత్సబంధాని ద్వాదశోద్యుత్యా ఉద్యుత్యైద్వాదిశవాత్సబంధాని ఉద్యుత్యా ఇత్యుదోర్జితి ద్వాదశవాత్సబంధాని వాత్సబంధాని ద్వాదశద్వాదశవాత్సబంధాన్యుద్వాత్సబంధాన్యుద్వాదశద్వాదశవాత్సబంధాన్యుద్వాత్సబంధాన్యుద్వాత్సబంధాన్ని వాత్సబంధాన్యుద్వాత్సబంధాన్ని వాత్సబంధాన్యుచ్ఛన్ వాత్సబంధాని అదయచ్ఛన్నయచ్ఛన్నుదుదయచ్ఛన్నిదీత్యయచ్ఛన్నుదుదయచ్ఛన్నిది అయచ్ఛన్నయచ్ఛన్నిత్యాహురాహరిత్యయచ్ఛన్నయచ్ఛన్నిత్యాహుః ద్వాదశభిర్వాత్సవంధవిదో ఏక్షేంద్రిసాసాది ఏతయచ్చచ్చైతయైతయచ్చాదీక్షయతదీక్షయచ్చచైతయైతయచ్చాదీక్షయతి ప్రచాదీక్షయతదీక్షయచ్చచ్చాదీక్షయతివాచావాచాదీక్షయచ్చచ్చాదీక్షయతివాచా విశ్వేదేవస్య దేవస్య విశ్వేదేవస్య నేతుర్ నేతుర్దేవస్య విశ్వేదేవస్య నేతుర్ దేవస్య నేతుర్దేవస్య దేవస్య నేతుర్ దేవస్య విశ్వేదేవస్య నేతుర్ దేవస్య విశ్వేదేవస్య నేతుర్ దేవస్య నేతుర్ దేవస్య విశ్వేదేవస్య నేతుర్ దేవస్య నేతుర్ దేవస్య విశ్వేదేవస్య నేతుర్ దేవస్య నేతుర్ దేవస్య విశ్వేదేవస్య నేతుర్ దేవస్య నేతుర్ దేవస్య విశ్వేదేవస్య నేతుర్ దేవస్య నేతుర్ దేవస్య దేవస్య నేతుర్ దేవస్య నేతుర్ దేవస్య నేతుర్ దేవస్య నేతుర్ దేవస్య నేతుర్ ఏతేన సావిత్రీ సావిత్ర్యేతేన మర్త ఏతేన మర్తో మర్త ఏతేనైతేన మర్తో వృణీత వృణీత మర్త ఏతేనైతేన మర్తో వృణీత మర్తో వృణీత వృణీత మర్తో మర్తో వృణీత సఖ్యకో సఖ్యం వృణీత మర్తో మర్తో వృణీత సఖ్యం వృణీత సఖ్యకో సఖ్యం వృణీత వృణీత సఖ్యమిది సఖ్యం వృణీత వృణీత సఖ్యమిది సఖ్యమిది సఖ్యకో సఖ్యమిత్యాహ హేతు సఖ్యకో సఖ్యమిత్యాహ ఏదేన విశ్వే విశ్వ ఏదేనైతేన విశ్వే రాయో రాయో విశ్వ ఏదేనైతేన విశ్వే రాయ విశ్వే రాయో రాయో విశ్వే విశ్వే రాయ శుద్ధ్యసి రాయో విశ్వే విశ్వే రాయ శుద్ధ్యసి రాయైషధ్యసీ శుద్ధ్యసి రాయో రాయైషధ్యసీతీతి శుద్ధ్యసి రాయో రాయైషధ్యసీతి శుద్ధ్యసీతీతి శుద్ధ్యసి శుద్ధ్యసీత్యాహ హేతి శుద్ధ్యసి శుద్ధ్యసీత్యాహ హేదీత్యాహ వైశ్వదేవీ వైశ్వదేవ్యా హేదీత్యాహ వైశ్వదేవీ ఆహ వైశ్వదేవీ వైశ్వదేవ్యాహ వైశ్వదేవ్యేతేనైతేన వైశ్వదేవ్యాహ వైశ్వదేవ్యేతేన వైశ్వదేవ్యేతేనైతేన వైశ్వదేవీ వైశ్వదేవ్యేతేన ద్యుమ్నం ద్యుమ్నమేతేన వైశ్వదేవీ వైశ్వదేవ్యేతేన ద్యుమ్నం వైశ్వదేవీతి వైశ్వాదేవీ ఏతేన ద్యుమ్నం ద్యుమ్నమేతేనైతేన ద్యుమ్నం వృణేత వృణేత ద్యుమ్నమేతేనైతేన ద్యుమ్నం వృణేత ద్యుమ్నం వృణేత వృణేత ద్యుమ్నం ద్యుమ్నం వృణేత పుష్యసే పుష్యసే వృణేత ద్యుమ్నం ద్యుమ్నం వృణేత పుష్యసే వృణేత పుష్యసే పుష్యసే వృణేత వృణేత పుష్యసైలీతి పుష్యసే వృణేత వృణేత పుష్యసైతి పుష్యసైలీతి పుష్యసే పుష్యసైత్యాహ హేతి పుష్యసే పుష్యసైత్యాహ ఇత్యాహ హేదీత్యాహ పౌష్ణీ పౌష్ణ్యా హేదీత్యాహ పౌష్ణీ ఆహ పౌష్ణీ పౌష్ణ్యాహ పౌష్ణ్యేతేనైతేన పౌష్ణ్యాహ పౌష్ణ్యేతేన పౌష్ణ్యేతేనైతేన పౌష్ణీ పౌష్ణ్యేతేన సా సైతేన పౌష్ణీ పౌష్ణ్యేతేన సా ఏతేన సా సైతేనైతేన సా వై వై సైతేనైతేన సా వై సా వై వై సా వా ఏషైషా వై సా వా ఏషా వా ఏషైషా వై వా ఏషర్గృగేషా వై వా ఏషర్గ సర్వాభిర్దేక్షయిత్ సర్వాభిరేవైవ సర్వాభిరేవైవ సర్వాభిః సర్వాభిరేవైనమేనమేవ సర్వాభిః సర్వాభిరేవైనమ్ ఏవైనమేనమేవైవైనమ్ దేవతాభిర్దేవతాభిరేనమేవైవైనమ్ దేవతాభిః ఏనమ్ దేవతాభిర్దేవతాభిరేనమేనమ్ దేవతాభిర్దేక్షయిదిరేక్షయిదిదేవతాభిరేనమేనమ్ దేవతాభిర్దేక్షయిది దేవతాభిర్దేక్షయిదిరేక్షయిదిదేవతాభిర్దేక్షయిది సప్తాక్షరం సప్తాక్షరం దేక్షయిదు దేవతాభిర్దేవతాభిర్దేక్షయిదు సప్తాక్షరం దేక్షయిదు సప్తాక్షరగో సప్తాక్షరం దేక్షయిదు దేక్షయిదు సప్తాక్షరం ప్రథమం ప్రథమగో సప్తాక్షరం దేక్షయిదు దేక్షయిదు సప్తాక్షరం ప్రథమం సప్తాక్షరం ప్రథమం ప్రథమగో సప్తాక్షరగో సప్తాక్షరం ప్రథమం పదం పదం ప్రథమగో సప్తాక్షరగో సప్తాక్షరం ప్రథమం పదం సప్తాక్షరమిది సప్తాక్షరం ప్రథమం పదం పదం ప్రథమం ప్రథమం పదమష్టాక్షరాణ్యష్టాక్షరాణి పదం ప్రథమం ప్రథమం పదమష్టాక్షరాణి పదమష్టాక్షరాణ్యష్టాక్షరాణి పదం పదమష్టాక్షరాణి త్రీణి త్రీణ్యష్టాక్షరాణి పదం పదమష్టాక్షరాణి త్రీణి అష్టాక్షరాణి త్రీణి త్రీణ్యష్టాక్షరాణ్యష్టాక్షరాణి త్రీణి యాని యాని త్రీణ్యష్టాక్షరాణ్యష్టాక్షరాణి త్రీణి యాని అష్టాక్షరాణీత్యష్టాక్షరాణి త్రీణి యాని యాని త్రీణి త్రీణి యాని త్రీణి త్రీణి యాని త్రీణి త్రీణి యాని త్రీణి యాని త్రీణి త్రీణి యాని యాని త్రీణి తాని తాని త్రీణి యాని యాని త్రీణి తాని త్రీణి తాని తాని త్రీణి త్రీణి తాన్యష్టావష్టౌ దాని త్రీణి త్రీణి తాన్యష్టౌ తాన్యష్టావష్టౌ దాని తాన్యష్టావుపోభాష్టౌ దాని తాన్యష్టావుప అష్టావుపోభాష్టావష్టావుప ఇంది ఇంద్రువాష్టావష్టావుప ఇంది ఉప ఇంది ఇంద్రుగోప ఇంద్రియాని యాని ఇంద్రుగోప ఇంద్రియాని ఇంద్రియాని యాని ఎంది ఇంద్రియాని చత్వారి చత్వారి యాని ఎంది ఇంద్రియాని చత్వారి యాని చత్వారి చత్వారి యాని యాని చత్వారి తాని దాని చత్వారి యాని యాని చత్వారి దాని చత్వారి తాని దాని చత్వారి చత్వారి దాన్యష్టావష్టౌ దాని చత్వారి చత్వారి దాన్యష్టౌ దాన్యష్టావష్టౌ దాని దాన్యష్టౌ యద్యదష్టౌ దాని దాన్యష్టౌ అష్టౌ యద్యదష్టావష్టౌ యదష్టాక్షరాష్టాక్షరా యదష్టావష్టౌ యదష్టాక్షరా యదష్టాక్షరాష్టాక్షరా యద్యదష్టాక్షరాదేన దేనాష్టాక్షరా యద్యదష్టాక్షరాదేన అష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరాదేన గాయత్రీ గాయత్రీదేనాష్టాక్షరాష్టాక్షరాదేన గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షరా గాయత్రీ గాయత్రీదేన తేన గాయత్రీ యద్గాయత్రీదేన తేన గాయత్రీ గాయత్రీ యద్గాయత్రీ గాయత్రీ ఏకాదశాక్షరాదశాక్షరాయత్రీ గాయత్రీ ఏకాదశాక్షరా ఏకాదశాక్షరైకాదశాక్షరా యజ్జలేకాదశాక్షరా తేన తేనైకాదశాక్షరా యజ్జలేకాదశాక్షరా తేన ఏకాదశాక్షరా తేన తేనైకాదశాక్షరైకాదశాక్షరా తేన తిష్టక్ తిష్టక్తేనైకాదశాక్షరైకాదశాక్షరా తేన తిష్టక్ ఏకాదశాక్షరేత్యేకాదశాక్షరా తేన తిష్టక్ తిష్టక్తేన తేన తిష్టక్ యజ్జతిష్టక్ తేన తేన తిష్టక్ యజ్జ ద్వాదశాక్షరాద్వాదశాక్షరాయత్రిష్టక్తిష్టక్యద్వాదశాక్షరా తేన జగతి జగతి తేన తేన జగతి సా జగతి తేన తేన జగతి సా జగతి సా జగతి జగతి సా వై వై సా జగతి జగతి సా వై వై సా వా ఏషా వై సా వా ఏషా వా ఏషా వై వా ఏషర్గ్రగేషా వై వా ఏషర్గ ఏషర్గ్రగేషక్ సర్వాణి సర్వాణ్యేషక్ సర్వాణి సర్వాణి సర్వాణ్యర్గత్ సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సర్వాణ్యర్గత్ సర్వాణి ఛందాగుంసి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సర్వాణి సర్వాణి ఛందాగుంసి యజ్ఛందాగుంసి సర్వాణి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి యజ్ఛందాగుంసి ఛందాగుంసి యదేతయాయచ్ఛందాగుంసి ఛందాగుంసి యదేతయాయేతయాయ్యదేతయచ్చైతయాయ్యదేతయచ్చ ఏదేక్షేదేక్షేచ్చుచైతయైతయచ్చాదేక్షేదేక్షేచ్చుచైతయైతయచ్చాదేక్షేదసర్వేభిస్సర్వేభిర్దేక్షేదేక్షేదసర్వేభిరేవైవసర్వేభిర్దేక్షేదేక్షేదసర్వేభిరేవైవసర్వేభిర్దేక్షేదేక్షేదసర్వేభిరేవైవసర్వేభిర్దేక్షేదేక్షేదసర్వేభిరేవైనమేనమేవసర్వేభిస్సర్వేభిరేవైనం ఏవైనమేనమేవైవైనందాభిందాభిరేణమేనందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాభిందాక్షేది సప్తాక్షరగుణ సప్తాక్షరం దేక్షేది ఛందాభిందాభిందేక్షేది సప్తాక్షరం ఛందాభిందాభి ఏక్షైతి సప్తాక్షరగో సప్తాక్షరం దేక్షైతి దేక్షైతి సప్తాక్షరం ప్రథమం ప్రథమగో సప్తాక్షరం దేక్షైతి దేక్షైతి సప్తాక్షరం ప్రథమం సప్తాక్షరం ప్రథమం ప్రథమగో సప్తాక్షరగో సప్తాక్షరం ప్రథమం పదం పదం ప్రథమగో సప్తాక్షరగో సప్తాక్షరం ప్రథమం పదం సప్తాక్షరమిది సప్తాక్షరం ప్రథమం పదం పదం ప్రథమం ప్రథమం పదగో సప్తపదా సప్తపదా పదం ప్రథమం ప్రథమం పదగో సప్తపదా పదగో సప్తపదా సప్తపదా పదం పదగో సప్తపదా శక్వరి శక్వరి సప్తపదా పదం పదగో సప్తపదా శక్వరి సప్తపదా శక్వరి శక్వరి సప్తపదా సప్తపదా శక్వరి పశు పశు శక్వరి సప్తపదా సప్తపదా శక్వరి పశు సప్తపదేది సప్తపదా శక్వరి పశు పశు శక్వరి శక్వరి పశు శక్వరి శక్వరి పశు శక్వరి శక్వరి పశు శక్వరి పశవశక్వరీ శక్వరీ పశవ పశవశక్వరీ పశోన్ పశోన్ శక్వరీ పశవ పశవశక్వరీ పశోన్ శక్వరీ పశోన్ పశోన్ శక్వరీ శక్వరీ పశోనేవైవ పశోన్ శక్వరీ శక్వరీ పశోనేవ పశోనేవైవ పశోన్ పశోనేవైవ పశోన్ పశోనేవైవైవృంధే రుంధే వైవైవృంధే అవరుంధే రుంధే వావరుంధ ఏకస్మాదేకస్మాద్ రుంధే వావరుంధ ఏకస్మాద్ రుంధ ఏకస్మాదేకస్మాద్ రుంధే రుంధ ఏకస్మాదక్షరా దక్షరాదేకస్మాద్ రుంధే రుంధ ఏకస్మాదక్షరాద్ ఏకస్మాదక్షరాదక్షరాదేకస్మాదేకస్మాదక్షరాదనాప్తమనాప్తమక్షరాదేకస్మాదేకస్మాదక్షరాదనాప్తమక్షరాదనాప్తమనాప్తమక్షరాదక్షరాదనాప్తం ప్రథమం ప్రథమనాప్తమక్షరాదక్షరాదనాప్తం ప్రథమం అనాప్తం ప్రథమం ప్రథమనాప్తమనాప్తం ప్రథమం పదం పదం ప్రథమనాప్తమనాప్తం ప్రథమం పదం ప్రథమం పదం పదం ప్రథమం ప్రథమం వదందస్మాత్ తస్మాత్ పదం ప్రథమం ప్రథమం వదందస్మాత్ ే మన్యంతే మన్యంతయం యమ మన్యంతే మన్యంతయం అమన్యంతయ్యమన్యంతావన్యంతయం వై వై యమన్యంతావన్యంతయం వై యం వై వైయం వా ఇమే ఇమే వైయం వా ఇమే వా ఇమే ఇమే వై వా ఇమే ఉపావత్సద ఉపావత్సద ఇమే వై వా ఇమే ఉపావత్సద ఇమే ఉపావత్సద ఉపావత్సద ఇమే ఇమే ఉపావత్సద సస ఉపావత్సద ఇమే ఇమే ఉపావత్సద ఇమే ఇమే ఉపావత్సద సస ఉపావత్సద ఉపావత్సద ఇదమిదగో స ఉపావత్సద ఉపావత్సద ఇదం ఉపావత్సద ఇత్యుపావత్సద స ఇదమిదగోసస ఇదం భవిష్యతి భవిష్యతి ఇదగోసస ఇదం భవిష్యతి ఇదం భవిష్యతి భవిష్యదేదమిదం భవిష్యతీతి భవిష్యదేదమిదం భవిష్యతీతి భవిష్యతీతి భవిష్యతి భవిష్యతీతి ఇది భవిష్యతి భవిష్యతీతి ఇదితే ఉపోపతే ఇదితే ఉప తే ఉపోపతే తే ఉపామంత్రయంతామంత్రయంతోపతే తే ఉపామంత్రయంత తే ఇదితే ఉపామంత్రయంతామంత్రయంతోపోపామంత్రయంతే అమంత్రయంతోపోపామంత్రయంతే అమంత్రయంతే అమంత్రయంతామంత్రయంతే అహోరాత్రయోరాత్రయోస్తే అమన్యంతామన్యంతే అహోరాత్రయో ే అహోరాత్రయోరాత్రయోస్తే అహోరాత్రయోర్మహిమానం మహిమానం హోరాత్రయోస్తే అహోరాత్రయోర్మహిమానం అహోరాత్రయోర్మహిమానం మహిమానం హోరాత్రయోరహోరాత్రయోర్మహిమానమపనిధాయ పనిధాయ మహిమానం హోరాత్రయోరహోరాత్రయోర్మహిమానమపనిధాయ అహోరాత్రయోరిత్యహ రాత్రయో మహిమానమపనిధాయ పనిధాయ మహిమానం మహిమానమపనిధాయ దేవాన్ దేవానపనిధాయ మహిమానం మహిమానమపనిధాయ దేవాన్ అపనిధాయ దేవాన్ దేవానపనిధాయ పనిధాయ దేవానుపావత్తేదానుపావత్తేదానుపనిధాయ పనిధాయ దేవానుపావత్తేదాం అపనిధాయేత్యపనిధాయ దేవానుపావత్తేతాముపావత్తేతాన్ దేవాన్ దేవానుపావత్తేతామేష ఏష ఉపావత్తేతాన్ దేవాన్ దేవానుపావత్తేతామేష ఉపావత్తేతామేష ఏష ఉపావత్తేతాముపావత్తేతామేష వై వా ఏష ఉపావత్తేతాముపావత్తేతామేష వై ఉపావత్తేతామిత్యుపావత్తేతాం ఏష వై వా ఏష ఏష వా ఏష ఏష వా అర్థ అచ అచో వై వా అచో వర్ణో వర్ణ అచో వై వా అచో వర్ణ అచో వర్ణో వర్ణ అచ అచో వర్ణో యద్వర్ణ అచ అచో వర్ణో యద్ వర్ణో యద్వర్ణో వర్ణో యక్షక్రగో శుక్లం యద్వర్ణో వర్ణో యక్షక్రం యక్షక్రగో శుక్లం యద్క్షక్రం కృష్ణాజనస్ కృష్ణాజనస్ శుక్లం యద్క్షక్రం కృష్ణాజనస్ శుక్లం కృష్ణాజనస్ కృష్ణాజనస్ శుక్లగో శుక్లం కృష్ణాజనస్ ఏష కృష్ణాజనస్ శుక్లగో శుక్లం కృష్ణాజనస్ కృష్ణాజనస్ ఏష కృష్ణాజనస్ కృష్ణాజనస్ సాంన సాంన ఏష కృష్ణాజనస్ కృష్ణాజనస్ సాంన కృష్ణాజనస్ కృష్ణాజనస్ ఏష సాంన సాంన ఏష ఏష సాంనో యద్యత్ సాంన ఏష ఏష సాంనో యద్ సాంనో యద్యత్ సాంన సాంనో యత్కృష్ణం కృష్ణం యత్ సాంన సాంనో యత్కృష్ణం కృష్ణం కృష్ణం యద్యత్కృష్ణమృత్సామయోరుత్సామయో కృష్ణం యద్యత్కృష్ణమృత్సామయో కృష్ణమృత్సామయోరుత్సామయో కృష్ణం కృష్ణమృత్సామయో శిల్పే శిల్పే రుత్సామయో కృష్ణం కృష్ణమృత్సామయో శిల్పే రత్సామయోశిల్పే శిల్పే రత్సామయోరుత్సామయోశిల్పే స్థస్థ శిల్పే రత్సామయోరుత్సామయోశిల్పే స్థ రత్సామయోరుత్యుర్గోత్సామయో శిల్పే స్థస్థ శిల్పే శిల్పే స్థైలి స్థ శిల్పే శిల్పే శిల్పే స్థైలి శిల్పే ఇది శిల్పే స్థైలిస్థ ఇత్యాహేదీత్యాహక్సామే అక్సామే ఆహేదీత్యాహక్సామే ఆహక్సామే అక్సామే ఆహాహక్సామే ఏవైవక్సామే ఆహాహక్సామే ఏవ అక్సామే ఏవైవక్సామే అక్సామే ఏవ వా వైవక్సామే అక్సామే ఏవ వా అక్సామే ఇత్యర్గోక్సామే ఏవా వా వైవై వావరుంధే రుంధే వైవై వావరుంధే అవరుంధే రుంధే వావరుంధ ఏష ఏష రుంధే వావరుంధ ఏష రుంధ ఏష ఏష రుంధే రుంధ ఏష వై వా ఏష రుంధే రుంధ ఏష వై ఏష వై వా ఏష ఏష వా అన్నోన్నో వా ఏష ఏష వా అన్న వా అన్నోన్నో వై వా అన్నో వర్ణో వర్ణోన్నో వై వా అన్నో వర్ణ అహ్నో వర్ణో వర్ణోహ్నోహ్నో వర్ణో యద్వర్ణోహ్నోహ్నో వర్ణోయత్ వర్ణోయద్వర్ణో వర్ణోయక్లగో శక్లయద్వర్ణో వర్ణోయక్లం యక్లగో శక్లం యద్క్లం కృష్ణాజనస్ కృష్ణాజనస్ శక్లం యద్క్లం కృష్ణాజనస్ శుక్లం కృష్ణాజనస్ కృష్ణాజనస్ శుక్లగో శుక్లం కృష్ణాజనస్ కృష్ణాజనస్ శుక్లగో శుక్లం కృష్ణాజనస్ కృష్ణాజనస్ కృష్ణాజనస్ కృష్ణాజనస్ రాత్రియా రాత్రియా కృష్ణాజనస్ కృష్ణాజనస్ రాత్రియా కృష్ణాజనస్ కృష్ణ అజనస్ ఏష రాత్రియా రాత్రియా ఏష రాత్రియా యద్రాత్రియా ఏష రాత్రియా యద్ రాత్రియా యద్రాత్రియా రాత్రియా యత్కృష్ణం కృష్ణం యద్రాత్రియా రాత్రియా యత్కృష్ణం యత్కృష్ణం కృష్ణం యద్యత్కృష్ణం యద్యత్కృష్ణం యద్యత్కృష్ణం యద్ కృష్ణం యద్యత్కృష్ణం కృష్ణం యదేవైవ యత్కృష్ణం కృష్ణం యదేవ యదేవైవ యద్దేవైన యోరేన యో రేవయద్దేవైన యో ఏవైన యోరేన యో రేవైవైన యోస్తత్ర తత్రైన యో రేవైవైన యోస్తత్ర ఏన యోస్త్రత్రైన యోరేన యోస్త్రన్యక్తన్యక్తం తత్రైన యోరేన యోస్త్రన్యక్తం తత్రన్యక్తన్యక్తం తత్రదత్రన్యక్తం దత్తన్యక్తం తత్రదత్రన్యక్తం దత్తన్యక్తం దత్తన్యక్తన్యక్తం తదేవైవ దన్యక్తన్యక్తం తదేవ యత్తమిని అక్తం తదేవైవ దత్తదేవ వావైవ దత్తదేవ వైవైవృందేరుందేవైవైవృందే అవరుందే రుందే వావరుందే కృష్ణాజనేన కృష్ణాజనేన రుందే వావరుందే కృష్ణాజనేన రుందే కృష్ణాజనేన కృష్ణాజనేన రుందే రుందే కృష్ణాజనేన దీక్షయది దీక్షయది కృష్ణాజనేన రుందే రుందే కృష్ణాజనేన దీక్షయది కృష్ణాజనేన దీక్షయది దీక్షయది కృష్ణాజనేన కృష్ణాజనేన దీక్షయది బ్రహ్మణో బ్రహ్మణో దీక్షయది కృష్ణాజనేన కృష్ణాజనేన దీక్షయది బ్రహ్మణ కృష్ణాజనేది కృష్ణ అజనేన దీక్షైర బ్రహ్మణో బ్రహ్మణో దీక్షైద దీక్షైద బ్రహ్మణో వై వై బ్రహ్మణో దీక్షైద దీక్షైద బ్రహ్మణో వై బ్రహ్మణో వై వై బ్రహ్మణో బ్రహ్మణో వా ఏతదేతద్వై బ్రహ్మణో బ్రహ్మణో వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్రూపకం రూపమేతద్వై వా ఏతద్రూపం ఏతద్రూపకం రూపమేతదేతద్రూపం యద్రూపమేతదేతద్రూపం యద్ రూపం యద్రూపకం రూపం యత్కృష్ణాజనం కృష్ణాజనం యద్రూపకం రూపం యత్కృష్ణాజనం యత్కృష్ణాజనం కృష్ణాజనం యద్యత్కృష్ణాజనం బ్రహ్మణ బ్రహ్మణ కృష్ణాజనం యద్యత్కృష్ణాజనం బ్రహ్మణ కృష్ణాజనం బ్రహ్మణ బ్రహ్మణ కృష్ణాజనం కృష్ణాజనం బ్రహ్మణైవ బ్రహ్మణ కృష్ణాజనం కృష్ణాజనం బ్రహ్మణైవ కృష్ణాజనమితి కృష్ణాజనం బ్రహ్మణైవ బ్రహ్మణ బ్రహ్మణైవైనమేనమే బ్రహ్మణ బ్రహ్మణైవైనం ఏవైనమేనమేవైవైనం దీక్షయతి దీక్షయత్యేనమేవైవైనం దీక్షయతి ఏనం దీక్షయ దీక్షయత్యేనమేనం దీక్షయదీమామిమాం దీక్షయత్యేనమేనం దీక్షయదీమాం దీక్షయదీమామిమాం దీక్షయత దీక్షయదీమాం ధియం ధీమిమాం దీక్షయత దీక్షయదీమాం ధియం ఇమాం ధియం ధీమిమామిమాం ధీయకో శిక్షమానస్య శిక్షమానస్య ధీమిమామిమాం ధీయకో శిక్షమానస్య ధీయకో శిక్షమానస్య శిక్షమానస్య ధియం ధీయకో శిక్షమానస్య దేవదేవ శిక్షమానస్య ధియం ధీయకో శిక్షమానస్య దేవ శిక్షమాణస్య దేవదేవ శిక్షమాణస్య శిక్షమాణస్య దేవేదీతి దేవ శిక్షమాణస్య శిక్షమాణస్య దేవేది దేవేదీతి దేవదేవేత్యాహేతి దేవదేవేత్యాహ ఇత్యాహేదీత్యాహైథాయుజురిథాయుజురాహేదీత్యాహైథాయుజుః ఏదైతేదేవైవైదత్యభోగర్భ ఏతదేవైవైదత్యభ ఏతద్యభోగర్భ ఏతదేదత్యభో వై వై గర్భ ఏతదేదత్యభో వై గర్భో వై వై గర్భోగర్భో వా ఏష వై గర్భోగర్భో వా ఏష వై వా ఏష యద్దేశ వై వా ఏషయత్ ఏష యద్దేశ ఏషయద్దీక్షితో దీక్షితో యదేశ ఏషయద్దీక్షిత దీక్షితో దీక్షితోల్బముల్బం దీక్షితో యద్దీక్షరౌల్బం దీక్షరౌల్బముల్బం దీక్షితో దీక్షరౌల్బం వాస వాస ఉల్బం దీక్షితో దీక్షరౌల్బం వాస ఉల్బం వాసో వాస ఉల్బముల్బం వాస ప్రవాస ఉల్బముల్బం వాస ప్రాస ప్రవాస వాస ప్రోర్ణుద ఊర్ణుదే ప్రవాసో వాస ప్రోర్ణుదే ప్రోర్ణుద ఊర్ణుదే ప్రోర్ణుదే తస్మాత్ తస్మాదూర్ణుదే ప్రోర్ణుదే తస్మాత్ తదంగిరసోంగిరసస్తత్తరంగిరసస్వర్గోసవర్గమంగిరసస్తత్తరంగిరసస్వర్గం అంగరసస్వర్గోసర్గమంగరసోంగరసస్వర్గం లోకం లోకకోసవర్గమంగరసోంగరసస్వర్గం లోకం స్వర్గం లోకం లోకకోసవర్గకోసవర్గం లోకయంతో లోకకోసవర్గకోసవర్గం లోకయంత స్వర్గమిది సవహాగం లోకయంతోయంతో లోకం లోకయంత ఊర్జమోర్జయంతో లోకం లోకయంత ఊర్జం ఎంతర్జమోర్జయంతోయంత ఊర్జం విభ్యోర్జయంతోయంత ఊర్జం వి ఊర్జం విభ్యోర్జమోర్జం వ్యభజంత భజంత వ్యోర్జమోర్జం వ్యభజంత వ్యభజంత భజంత వివ్యభజంత తతస్తో భజంత వివ్యభజంత తత అభజంత తతస్తో భజంత భజంత తతో భజంత భజంత తతోయత్తస్తాయత్యశిష్యత్యశిష్యత్తస్తాయత్యశిష్యత అభవన్నభవన్ శరాస్తే శరా అభవన్నోర్గోర్గభవన్ శరా అభవన్నోర్ అభవన్నోర్గోర్గభవన్నభవన్నోర్గ్వైవా ఓర్గభవన్నభవన్నోర్గ్వై ఓర్గ్వైవా ఓర్గోర్గ్వై శరా శరా వా ఓర్గోర్గ్వై శరా వై శరా శరా వై శరా యజ్జచ్ఛరా వై వై శరా యత్ శరా యజ్జచ్ఛరా శరా యచ్ఛరా వై శరా యజ్జచ్ఛరా వై మేఖలా మేఖలా శరా యజ్జచ్ఛరా వై మేఖలా శరమయీ మేఖలా శరమయీ శరమయీ మేఖలా భవతి శరమయీతి శరామయీ మేఖలా భవతి భవతి మేఖలా మేఖలా భవత్యోర్జమోర్జం భవతి మేఖలా మేఖలా భవత్యోర్జం భవత్యోర్జమోర్జం భవతి భవత్యోర్జమేవైవోర్జం భవతి భవత్యోర్జమేవ మధ్యదో మధ్యదో యజ్ఞన్మధ్యదో మధ్యదో యజ్ఞన్మధ్యదో యజ్ఞన్మధ్యదో సన్నహ్యది సన్నహ్యది మధ్యదో యజ్ఞన్మధ్యదో సన్నహ్యది మేధ్యము సన్నహ్యది మధ్యదో మధ్యదో సన్నహ్యది మేధ్యం సన్నశ్యతిమేధ్యమేధ్యగో సన్నశ్యతి సన్నశ్యతిమేధ్యంచమేధ్యగో సన్నశ్యతి సన్నశ్యతిమేధ్యంచ సన్నశ్యతీతి సందశ్యతి మేధ్యం చమేధ్యం మేధ్యం చైవైవ చమేధ్యం మేధ్యం చైవ చైవైవ చైవాస్యాస్యైవైవాస్యామేధ్యమేధ్యమస్యైవైవాస్యామేధ్యం అస్యామేధ్యమేధ్యమస్యాస్యామేధ్యం చామేధ్యమస్యాస్యామేధ్యం చమేధ్యం చామేధ్యమేధ్యం చవ్యావర్తయతి వ్యావర్తయతి చామేధ్యమేధ్యం చవ్యావర్తయతి వ్యావర్తయతి వ్యావర్తయతి చవ్యావర్తయతీంద్ర ఇంద్రో వ్యావర్తయతి చవ్యావర్తయతీంద్ర వ్యావర్తయతీంద్ర ఇంద్రో వ్యావర్తయతి వ్యావర్తయతీంద్రో వృత్రాయ వృత్రాయేంద్రో వ్యావర్తయతి వ్యావర్తయతీంద్రో వృత్రాయ వ్యావర్తయతీతి మీ ఆవర్తయతి ఇంద్రో వృత్రాయ వృత్రాయేంద్ర ఇంద్రో వృత్రాయ వజ్రం వజ్రం వృత్రాయేంద్ర ఇంద్రో వృత్రాయ వజ్రం వృత్రాయ వజ్రం వజ్రం వృత్రాయ వృత్రాయ వజ్రం ప్రప్రవజ్రం వృత్రాయ వృత్రాయ వజ్రం ప్ర వజ్రం ప్రప్రవజ్రం వజ్రం ప్రాహరద హరత్రవజ్రం వజ్రం ప్రాహరద ప్రాహరద హరత్ప్రాహరత్సోహర ప్రాహరత్స అహరత్సోహరద హరత్సత్రేధా త్రేధాసోహరద హరత్సత్రేధా సత్రేధా త్రేధా సత్రేధా వివిత్రేధా సత్రేధావి త్రేధా వివిత్రేధా త్రేధా వ్యభవద భవద్విత్రేధా త్రేధా వ్యభవద వ్యభవద భవద్యుర్యభవత్స్యోభవద్యుర్యభవత్స్య అభవత్స్యోభవద భవత్స్యస్తృదీయంతృదీయజ్ఞస్థ్యోభవద భవత్స్యస్తృదీయం స్థ్యస్తృదీయంతృదీయజ్ఞస్థ్యస్థ్యస్తృదీయగోరథరథస్తృదీయజ్ఞస్థ్యస్థ్యస్తృదీయగోరథ తృతీయోరథోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృతియోరథస్తృ వజ్రేణ వజ్రేణ వజ్రేణ వజ్రేణ సాక్షాత్ సాక్షాదేవ వజ్రేణ వజ్రేణ సాక్షాత్ సాక్షాత్ సాక్షాదేవైవ సాక్షాక్షుధం క్షుధగం సాక్షాదేవైవ సాక్షాక్షుధం సాక్షాక్షుధం క్షుధగం సాక్షాత్ సాక్షాక్షుధం భ్రాతృవ్యం భ్రాతృవ్యం క్షుధగం సాక్షాత్ సాక్షాక్షుధం భ్రాతృవ్యం సాక్షాది సాక్షాత్ క్షుధం భ్రాతృవ్యం భ్రాతృవ్యం క్షుధం క్షుధం భ్రాతృవ్యం మధ్యత మధ్యత భ్రాతృవ్యం క్షుధం క్షుధం భ్రాతృవ్యం మధ్యత భ్రాతృవ్యం మధ్యత మధ్యత భ్రాతృవ్యం భ్రాతృవ్యం మధ్యత పాప మధ్యత భ్రాతృవ్యం భ్రాతృవ్యం మధ్యత మధ్యత పాప మధ్యత మధ్యత పహతే హతేప మధ్యత మధ్యత పహతే అపహతే హతే పాపహతే త్రివత్వృద్ధతే మాపహతే త్రివృద్ అగే త్రివత్వృద్ధతే హతే త్రివృద్ధవతి భవతి త్రివృద్ధతే హతే త్రివృద్ధవతి త్రివృద్ధవతి భవతి త్రివృత్వృద్ధవతి త్రివృత్వృద్ధవతి త్రివృత్వృద్ధవతి త్రివృద్ త్రివృద్వై ప్రాణ ప్రాణో వై త్రివృత్వై ప్రాణ త్రివృద్ధి ప్రాణ ప్రాణో వై వై ప్రాణస్త్రివృతం త్రివృతం ప్రాణో వై వై ప్రాణస్త్రివృతం ప్రాణస్త్రివృతం త్రివృతం ప్రాణ ప్రాణస్త్రివృతమేవైవ త్రివృతం ప్రాణ ప్రాణస్త్రివృతమేవ ప్రాణ ఇది ప్రాణ త్రివృతమేవైవ త్రివృతం త్రివృతమేవ ప్రాణం ప్రాణమేవ త్రివృతం త్రివృతమేవ ప్రాణం త్రివృతమితి త్రివృతం ఏవ ప్రాణం ప్రాణమేవైవ ప్రాణం మధ్యత మధ్యత ప్రాణమేవైవ ప్రాణం మధ్యత ప్రాణం మధ్యత మధ్యత ప్రాణం ప్రాణం మధ్యత యజమానే యజమానే మధ్యత ప్రాణం ప్రాణం మధ్యత యజమానే ప్రాణమితి ప్రాణం మధ్యతో యజమానే యజమానే మధ్యతో మధ్యతో యజమానే దధాతి దధాతి యజమానే మధ్యతో మధ్యతో యజమానే దధాతి యజమానే దధాతి దధాతి యజమానే యజమానే దధాతి పృథ్వీ పృథ్వీ దధాతి యజమానే యజమానే దధాతి పృథ్వీ దధాతి పృథ్వీ పృథ్వీ దధాతి దధాతి పృథ్వీ భవతి భవతి పృథ్వీ దధాతి దధాతి పృథ్వీ భవతి పృథ్వీ భవతి భవతి పృథ్వీ పృథ్వీ భవతి రజ్జూనాగో రజ్జూనాం భవతి పృథ్వీ పృథ్వీ భవతి రజ్జూనాం భవతిరజ్జోనాగోరజ్జోనాం భవతి భవతి రజ్జోనాం వ్యావృత్యై వ్యావృత్యై రజ్జోనాం భవతి భవతి రజ్జోనాం వ్యావృత్యై రజ్జోనాం వ్యావృత్యై వ్యావృత్యై రజ్జోనాగోరజ్జోనాం వ్యావృత్యై మేఖలయా మేఖలయా వ్యావృత్యై రజ్జోనాగోరజ్జోనాం వ్యావృత్యై మేఖలయా వ్యావృత్యై మేఖలయా మేఖలయా వ్యావృత్యై వ్యావృత్యై మేఖలయా యజమానం యజమానం మేఖలయా వ్యావృత్యై వ్యావృత్యై మేఖలయా యజమానం వ్యావృత్యా ఇది ఆవృత్యై మేఖలయా యజమానం యజమానం మేఖలయా మేఖలయా యజమానం దీక్షయతి దీక్షయతి యజమానం మేఖలయా మేఖలయా యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి దీక్షయతి యజమానం యజమానం దీక్షయతి యోత్రేణ యోత్రేణ దీక్షయతి యజమానం యజమానం దీక్షయతి యోత్రేణ దీక్షయతి యోత్రేణ యోత్రేణ దీక్షయతి దీక్షయతి యోత్రేణ పుత్రీం పత్నీ యోత్రేణ దీక్షయతి దీక్షయతి యోత్రేణ పుత్రీం యోత్రేణ పత్నీం పత్నీ యోత్రేణ యోత్రేణ పత్నీం విశరత్వాయ విశరత్వాయ పత్నీ యోత్రేణ యోత్రేణ పత్నీం విశరత్వాయ పత్నీం విశరత్వాయ విశరత్వాయ పత్నీం పత్నీం విశరత్వాయ యజ్ఞయజ్ఞ విశరత్వాయ పత్నీం పత్నీం విశరత్వాయ యజ్ఞ విశరత్వాయ యజ్ఞయజ్ఞామి శరత్వాయ విశరత్వాయ యజ్ఞో దక్షిణాం దక్షిణా యజ్ఞామి శరత్వాయ విశరత్వాయ యజ్ఞో దక్షిణాంశరత్వాయ యజ్ఞో దక్షిణాం దక్షిణా యజ్ఞయజ్ఞో దక్షిణామభ్యభి దక్షిణాం యజ్ఞయజ్ఞో దక్షిణామభి దక్షిణామభ్యభి దక్షిణాం దక్షిణామభ్యధ్యాయద్యాయదభిదక్షిణాం దక్షిణామభ్యధ్యాయత్ అభ్యధ్యాయత్తాంతామధ్యాయద్భ్యాయద్భ్యాయత్తాంతామధ్యాయద్భ్యాయత్తాగుంసగుంసంతామధ్యాయద్భ్యాయత్తాగుంసం తాగుంసగుంసంతాంతాగుంసమభవదభవత్సంతాంతాగుంసమభవద్ సమభవదభవత్సగుంసమభవత్తత్తదభవత్సగుంసమభవత్తత్ తలింద్రైంద్రస్తత్తరింద్రోచాయత చాయదింద్రస్తత్తరింద్రోచాయత్ ఇంద్రోచాయత చాయదింద్రైంద్రోచాయత్ ససోచాయదింద్రైంద్రోచాయత్ సజాయత్ ససోచాయత చాయత్ స్వమన్యతామన్యత సోజాయత చాయత్ స్వమన్యత స్వమన్యత మన్యత సోమన్యత యో యో మన్యత ససోమన్యత యో మన్యత యో మన్యత యో వై వై యో మన్యత మన్యత యో వై వై యో మన్యత మన్యత యో వై యో వై వై యో యో వా ఇత ఇతో వై యో యో వా ఇత వా ఇత ఇతో వై వా ఇతో నిష్యతే నిష్యత ఇతో వై వా ఇతో నిష్యతే ఇతో నిష్యతే నిష్యత ఇత ఇతో నిష్యతే స నిష్యత ఇత ఇతో నిష్యతే స నిష్యతే స నిష్యతే నిష్యతే స ఇదమితగో స నిష్యతే నిష్యతే స ఇదం స ఇదమితగో స ఇదం భవిష్యతి భవిష్యతి ఏతగో స ఇదం భవిష్యతి ఇదం భవిష్యతి భవిష్యతేతమిదం భవిష్యతీతి భవిష్యతేతమిదం భవిష్యతీతి భవిష్యతీతి భవిష్యతి భవిష్యతీతి కాంతామితి భవిష్యతి భవిష్యతీతి తాం ఇదితాంతామితి హృదాం ప్రప్లదామితి హృదాం ప్రాం ప్రప్రదాంతాం ప్రావిశదమిషత్ప్రదాంతాం ప్రావిశత్ ప్రావిశదమిషత్ప్రావిశత్తస్యాస్తస్యావిశత్ప్రావిశత్తస్యాహ ఇంద్ర ఇంద్రస్తస్యాస్తస్యాఇంద్రఏవైవేంద్రస్తస్యాస్తస్యాఇంద్రఏవైవేంద్రస్తస్యాస్తస్యాఇంద్రఏవైవేంద్రఇంద్రఏవాజాయతజాయతైవేంద్రఇంద్రఏవాజాయతస అజాయతసోజాయతజాయతసోమన్యతామన్యతసోజాయతజాయతసోమన్యతసోమన్యతయోయోమన్యతసోమన్యతయమన్యతయోయోమన్యతామన్యతయోవైవైయోయోవైమన్మన్వైయోయోవైమదువైమన్మద్వైవైమదితఇతోమద్వైవైమదితమదితఇతోమన్మదితోపరోపరఇతోమన్మదితోపరః ఇతోపరోపర ఇత ఇతోపరోజనిష్యతేజనిష్యతేపర ఇత ఇతోపరోజనిష్యతే అపరోజనిష్యతేజనిష్యతేపరోపరోజనిష్యతే సజనిష్యతేపరోపరోజనిష్యతే సహ జనిష్యతే సజనిష్యతేజనిష్యతే స ఇదమితకోసజనిష్యతేజనిష్యతే స ఇదం స ఇదమితకోస ఇదం భవిష్యతి భవిష్యతేతకోస ఇదం భవిష్యతి ఇదం భవిష్యతి భవిష్యతేదమిదం భవిష్యతీతి భవిష్యతేదమిదం భవిష్యతీతి భవిష్యతీతి భవిష్యతి భవిష్యతీతస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్తస్యాస్త అసి మామాస్య సి మామా మామాస్య సి మామా హిగుంసేర్మాహిగుంసేరిగుంసేర్మాహిగుంసేరిగుంసేర్మాహిగుంసేరిగుంసేర్మాహిగుంసేరిగుంసేరిది

దక్షిణాభ్యః పురా దక్షిణాభ్యో దక్షిణాభ్యః పురా పురా దక్షిణాభ్యో నేదోర్నేదోర్దక్షిణాభ్యః పురా పురా దక్షిణాభ్యో నేదోః దక్షిణాభ్యో నేదోర్నేదోర్దక్షిణాభ్యో దక్షిణాభ్యో నేదోః కృష్ణవిషాణాన్ కృష్ణవిషాణాన్ నేదోర్దక్షిణాభ్యో దక్షిణాభ్యో నేదోః కృష్ణవిషాణాన్ కృష్ణవిషాణాం కృష్ణవిషాణాం నేదోర్నేదోః కృష్ణవిషాణామవావ కృష్ణవిషాణాం నేదోర్నేదోః కృష్ణవిషాణామవావ కృష్ణవిషాణాం కృష్ణవిషాణామవచుదేచ్చుదేదవ కృష్ణవిషాణాం కృష్ణవిషాణాం వచుదేచ్చుదేదవ కృష్ణవిషాణాం వచుదేచ్చుదేదవ కృష్ణవిషాణామిత కృష్ణ విషాణాం అవచుదేచ్చుదేదవావచుదేద్యద్యచ్చుదేదవావచుదేద్యత్ చుదేద్యద్యచ్చుదేద్యద్యత్పురా దక్షిణాభ్యో దక్షిణాభ్యః పురా యద్యత్పురా దక్షిణాభ్యః పురా దక్షిణాభ్యో దక్షిణాభ్యః పురా పురా దక్షిణాభ్యో నేదోర్నేదోర్దక్షిణాభ్యః పురా పురా దక్షిణాభ్యో నేదోః దక్షిణాభ్యో నేదోర్నేదోర్దక్షిణాభ్యో పరాపాదుకేతు పరా పాదుకా స్యాన్నేతాసు నేతాసు స్యాత్ స్యాన్నేతాసు దక్షిణాసు దక్షిణాసు నేతాసు స్యాత్ స్యాన్నేతాసు దక్షిణాసు నేతాసు దక్షిణాసు చాత్వా నేతాసు నేతాసు నేతాసు నేతాసు దక్షిణాసు చాత్వా నేతాసు దక్షిణాసు చాత్వాదే చాత్వాదే దక్షిణాసు దక్షిణాసు చాత్వాదే కృష్ణ విషాణాం చాత్వాదే దక్షిణాసు దక్షిణాసు చాత్వాదే కృష్ణ విషాణాం చాత్వాదే కృష్ణ విషాణాం చాత్వాదే చాత్వాదే కృష్ణ విషాణాం ప్రకృష్ణ విషాణాం చాత్వాదే చాత్వాదే కృష్ణ విషాణాం ప్ర కృష్ణ విషాణాం ప్రకృష్ణ విషాణాం కృష్ణ విషాణాం ప్రాస్యత్యస్తి ప్రకృష్ణ విషాణాం కృష్ణ విషాణాం ప్రాస్యతి కృష్ణ విషాణామితి కృష్ణ విషాణాం ప్రాస్యత్యస్య ప్రప్రాస్యతి యో నిర్యోనిరస్య ప్రప్రాస్యతి యోనిః అస్య దియో నిర్యోనిరస్యత్యస్య దియో నిర్వై వై యో నిరస్యత్యస్య దియో నిర్వై యో నిర్వై వై యో నిర్యో నిర్వై యజ్ఞస్య యజ్ఞస్య వై యో నిర్యో నిర్వై యజ్ఞస్య వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య చాత్వారం చాత్వారం యజ్ఞస్య వై వై యజ్ఞస్య చాత్వారం యజ్ఞస్య చాత్వారం చాత్వారం యజ్ఞస్య యజ్ఞస్య చాత్వారం యో నిర్యోనిశ్చాత్వారం యజ్ఞస్య యజ్ఞస్య చాత్వారం యోని చాత్వారం యో నిర్యోనిశ్చాత్వారం చాత్వారం యోనిః కృష్ణ విషాణ కృష్ణ విషాణ యోనిశ్చాత్వారం చాత్వారం యోనిః కృష్ణ విషాణ యోనిః కృష్ణ విషాణ కృష్ణ విషాణ యో నిర్యోనిః కృష్ణ విషాణ యోనో యోనో కృష్ణ విషాణ యో నిర్యోనిః కృష్ణ విషాణ యోనో కృష్ణ విషాణ యోనో యోనో కృష్ణ విషాణ కృష్ణ విషాణ యోనా వేవైవ యోనో కృష్ణ విషాణ కృష్ణ విషాణ యోనా వేవ కృష్ణ విషాణేతి కృష్ణ విషాణా యోన వేవైవ యోనో యోనా వేవ యోనియోని వేవ యోనో యోనా వేవ యోని దేవయోని యోని వేవైవ యోనిం దధాతి దధాతి యోని వేవైవ యోనిం దధాతి యోనిం దధాతి దధాతి యోని యోనిం దధాతి యజ్ఞస్య యజ్ఞస్య దధాతి యోని యోనిం దధాతి యజ్ఞస్య దధాతి యజ్ఞస్య యజ్ఞస్య దధాతి దధాతి యజ్ఞస్య సయోనిత్వాయ సయోనిత్వాయ యజ్ఞస్య దధాతి దధాతి యజ్ఞస్య సయోనిత్వాయ యజ్ఞస్య సయోనిత్వాయ సయోనిత్వాయ యజ్ఞస్య యజ్ఞస్య సయోనిత్వాయ వాగ్వై దేవేభ్యో దేవేభ్యో వై వాగ్వాగ్వై దేవేభ్య వై దేవేభ్యో దేవేభ్యో వై వై దేవేభ్యో పాపదేవేభ్యో వై వై దేవేభ్యో దేవేభ్యో పాపదేవేభ్యో దేవేభ్యో పాక్రామదక్రామదప దేవేభ్యో దేవేభ్యో పాక్రామద క్రామదక్రామద పాపాక్రామద్యజ్ఞాయ యజ్ఞాయ అక్రామద పాపాక్రామద్యజ్ఞాయ అక్రామద్యజ్ఞాయ యజ్ఞాయ అక్రామదక్రామద్యజ్ఞాయాదిష్టమానాదిష్టమానా యజ్ఞాయ అక్రామదక్రామద్యజ్ఞాయాదిష్టమానా యజ్ఞాయాదిష్టమానాదిష్టమానా యజ్ఞాయ యజ్ఞాయాదిష్టమానా సాదిష్టమానా యజ్ఞాయ యజ్ఞాయాదిష్టమానా సా అదిష్టమానాసాదిష్టమానాదిష్టమానా సా వనస్పతిను వనస్పతిన్ సాదిష్టమానాదిష్టమానా సా వనస్పతిను సా వనస్పతిను వనస్పతిన్ సా వనస్పతిన్ ప్రవనస్పతిన్ సా వనస్పతిన్ ప్ర వనస్పతిన్ ప్రవనస్పతిను వనస్పతిన్ ప్రావిశద విశద్ ప్రవనస్పతిను వనస్పతిన్ ప్రావిశద ప్రావిశద విశద్ ప్రావిశద్ సా విశద్ ప్రావిశద్ సా అవిషత్సాషదవిషత్సైషైషాషదవిషత్సైషాషైషాషైషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషా వదతి వనస్పతిషు వనస్పతిషు వదతి యా వదతి యా వదతి వదతి యా దుందుభౌ దుందుభౌ యా వదతి వదతి యా దుందుభౌ యాదుందుభౌ దుందుభౌ యాదుందుభౌ యాదుందుభౌ యాదుందుభౌ దుందుభౌ యాదుందుభౌ దుందుభౌ యాతోణవే తోణవే యాదుందుభౌ దుందుభౌ యాతోణవే యాతోణవే తోణవే యాతోణవే యాతోణవే యాతోణవే తోణవే యాతోణవే తోణవే యా వీణాయాన్ వీణాయాన్ యాతోణవే తోణవే యా వీణాయాం యా వీణాయాం వీణాయాం యా వీణాయాం యద్యద్వీణాయాం యా వీణాయాం యద్

అవరుంధే రుంధే వావరుంధే ముఖేన ముఖేన రుంధే వావరుంధే ముఖేన రుంధే ముఖేన ముఖేన రుంధే రుంధే ముఖేన సంవిత సంవితో ముఖేన రుంధే రుంధే ముఖేన సంవిత ముఖేన సంవిత సంవిత ముఖేన ముఖేన సంవిత భవతి భవతి సంవిత ముఖేన ముఖేన సంవిత భవతి సంవిత భవతి భవతి సంవిత సంవిత భవతి ముఖతో ముఖతో భవతి సంవిత సంవిత భవతి ముఖత సంవిత ఇది సంవిత భవతి ముఖత ముఖతో భవతి భవతి ముఖత ఏవైవ ముఖత భవతి భవతి ముఖత ఏవ ముఖత ఏవైవ ముఖత ముఖత ఏవాస్మాస్మ ఏవ ముఖత ముఖత ఏవాస్మి ఏవాస్మాస్మ ఏవైవాస్మ ఊర్జమోర్జమస్మ ఏవైవాస్మ ఊర్జం స్మాజమోర్జమస్మాస్మ ఊర్జం దాతి దాత్యోర్జమస్మాస్మ ఊర్జం దాది ఊర్జం దాతి దాత్యోర్జమోర్జం దాతి తస్మాత్తస్మాత్తోర్జమోర్జం దాతి తస్మాత్ తస్మాన్ముఖతస్తస్మాన్ముఖతస్తస్మాన్ముఖత ఊర్జోర్జాముఖతస్తస్మాత్తస్మాన్ముఖత ఊర్జా ఊర్జోర్జాముఖత ముఖత ఊర్జా భుంజతే భుంజత ఊర్జాముఖత ముఖత ఊర్జా భుంజతే ఊర్జా భుంజతే భుంజత ఊర్జోర్జా భుంజతే క్రీతే క్రీతే భుంజత ఊర్జోర్జా భుంజతే క్రీతే భుంజతే క్రీతే క్రీతే భుంజతే భుంజతే క్రీతే సోమే సోమే క్రీతే భుంజతే భుంజతే క్రీతే సోమే క్రీతే సోమే సోమే క్రీతే క్రీతే సోమే మైత్రావరుణాయ మైత్రావరుణాయ సోమే క్రీతే క్రీతే సోమే మైత్రావరుణాయ స్వామే మైత్రావరుణాయ మైత్రావరుణాయ స్వామే స్వామే మైత్రావరుణాయ దండం దండం మైత్రావరుణాయ స్వామే స్వామే మైత్రావరుణాయ దండం మైత్రావరుణాయ దండం దండం మైత్రావరుణాయ మైత్రావరుణాయ దండం రప్ప దండం మైత్రావరుణాయ మైత్రావరుణాయ దండం రా మైత్రావరుణాయేత మైత్రావరుణాయ దండం రప్ప దండం దండం ప్రేక్షదేక్ష దండం దండం ప్రేక్షది ప్రయచ్చది మైత్రావరుణో మైత్రావరుణో యచ్చది ప్రయచ్చది మైత్రావరుణ యచ్చది మైత్రావరుణో మైత్రావరుణో యచ్చది యచ్చది మైత్రావరుణో హి మైత్రావరుణో యచ్చది యచ్చది మైత్రావరుణో హి మైత్రావరుణోహి మైత్రావరుణో మైత్రావరుణోహి పురస్తాత్ పురస్తాద్ధి మైత్రావరుణో మైత్రావరుణోహి పురస్తాద్ మైత్రావరుణ ఇది మైత్రావరుణ హి పురస్తాత్ పురస్తాద్ధే పురస్తాదృత్తిభ్య ఋత్తిభ్య పురస్తాద్ధే పురస్తాదృత్తిభ్య పురస్తాదృత్తిభ్య ఋత్తిభ్య పురస్తాత్ పురస్తాదృత్తిభ్యోవాచం వాచమృత్తిభ్య పురస్తాత్ పురస్తాదృత్తిభ్యోవాచం అర్తిభ్యోవాచం వాచ మృత్యుభ్య అర్తిభ్యోవాచం విభజతి విభజతి వాచ మృత్యుభ్య అర్తిభ్యోవాచం విభజతి వాచం విభజతి విభజతి వాచం వాచం విభజతి తాన్ తాన్ విభజతి వాచం వాచం విభజతి తాన్ విభజతి తాన్ తాన్ విభజతి విభజతి తా మృత్యుజ అర్తిజస్తాన్ విభజతి విభజతి తా మృత్యుజ విభజతి తా మృత్యుజ అర్తిజస్తాన్ తా మృత్యుజో యజమానే యజమాన అర్తిజస్తాన్ తా మృత్యుజో యజమానే మృత్యుజో యజమానే యజమాన అర్తిజ అర్తిజో యజమానే ప్రతి ప్రతి యజమాన అర్తిజ అర్తిజో యజమానే ప్రతి యజమానే ప్రతిప్రతిజమానే ప్రతిష్టాపయంది ప్రతిష్టాపయంది స్థాపయంది ప్రతి ప్రతిష్టాపయంది స్వాహా స్వాహా స్థాపయంది ప్రతి ప్రతిష్టాపయంది స్వాహా స్థాపయంది స్వాహా స్వాహా స్థాపయంది స్థాపయంది స్వాహా యజ్ఞం యజ్ఞ స్వాహా స్థాపయంది స్థాపయంది స్వాహా యజ్ఞం స్వాహా యజ్ఞం యజ్ఞ స్వాహా స్వాహా యజ్ఞం మనసా మనసా యజ్ఞ స్వాహా స్వాహా యజ్ఞం మనసా యజ్ఞం మనసా మనసా యజ్ఞం యజ్ఞం మనసేది మనసా యజ్ఞం యజ్ఞం మనసేది మనసేది మనసా మనసేత్యాహేది మనసా మనసేత్యాహ ఇత్యాహేదిత్యాహ మనసా మనసా హేదిత్యాహ మనసా ఆహ మనసా మనసా మనసా హి మనసా మనసా హి మనసా హి మనసా మనసా హి పురుష పురుషో హి మనసా మనసా హి పురుష హి పురుష పురుషో హి పురుషో యజ్ఞం యజ్ఞం పురుషో హి పురుషో యజ్ఞం పురుషో యజ్ఞం యజ్ఞం పురుష పురుషో యజ్ఞమభిగచ్చత్యభిగచ్చది యజ్ఞం పురుష పురుషో యజ్ఞమభిగచ్చది యజ్ఞమభిగచ్చత్యభిగచ్చది యజ్ఞం యజ్ఞమభిగచ్చది స్వాహా స్వాహా భిగచ్చది యజ్ఞం యజ్ఞమభిగచ్చది స్వాహా అభిగచ్చది స్వాహా స్వాహా భిగచ్చత్యభిగచ్చది స్వాహా ద్యావా పృథివేభ్యాంద్యావా పృథివేభ్యాగస్వాహాభిగచ్చత్యభిగచ్చది స్వాహా ద్యావా పృథివేభ్యాంద్యావా పృథివేభ్యాగస్వాహా స్వాహా ద్యావా పృథివేభ్యామిది ద్యావా పృథివేభ్యాగస్వాహా స్వాహా ద్యావా పృథివేభ్యామిది ద్యావా పృథివేభ్యామిది ద్యావా పృథివేభ్యాంద్యావా పృథివేభ్యామిత్యాహే ద్యావా పృథివేభ్యాంద్యావా పృథివేభ్యామిత్యాహ ద్యావా పృథివేభ్యామిది ద్యావా పృథివేభ్యాహ ఇత్యాహేదిత్యాహద్యావా పృథివ్యోద్యావా పృథివ్యోరాహేదిత్యాహద్యావా పృథివ్యోహ ఆహద్యావా పృథివ్యోద్యావా పృథివ్యోరాహ హద్యావా పృథివ్యోర్హిత్యావా పృథివ్యోరాహ హద్యావా పృథివ్యోర్హి ద్యావా పృథివ్యోర్హిత్యావా పృథివ్యోద్యావా పృథివ్యోర్హి యజ్ఞో యజ్ఞో హద్యావా పృథివ్యోద్యావా పృథివ్యోర్హి యజ్ఞావా పృథివ్యోర్హిద్యావా పృథివ్యోహ యజ్ఞో యజ్ఞో హి యజ్ఞస్వాహా స్వాహా యజ్ఞో హి యజ్ఞస్వాహా యజ్ఞస్వాహా స్వాహా యజ్ఞో యజ్ఞస్వాహోరో స్వాహా యజ్ఞో యజ్ఞస్వాహోరో స్వాహోరో స్వాహా స్వాహోరోరంతరిక్షాదంతరిక్షాధురో స్వాహా స్వాహోరోరంతరిక్షాదురోరంతరిక్షాదంతరిక్షాధురోరోరంతరిక్షాదిరోరోరంతరిక్షాదిరోరోరంతరిక్షాది అంతరిక్షాదిరిక్షాదిత్యాహేది అంతరిక్షేంతరిక్షాహేది అంతరిక్షే అంతరిక్షేంతరిక్షాహ అంతరిక్షేహిత్యంతరిక్షాహ అంతరిక్షేహి అంతరిక్షేహిత్యంతరిక్షేంతరిక్షేహి యజ్ఞో యజ్ఞోహ్యంతరిక్షేంతరిక్షేహి యజ్ఞ యజ్ఞస్వాహస్వాహయజ్ఞోయజ్ఞస్వాహయజ్ఞయజ్ఞస్వాహయజ్ఞంవాదాద్వాదాయజ్ఞస్వాహస్వాహయజ్ఞంవాదాద్యజ్ఞయజ్ఞంవాదాదావాదాద్యజ్ఞయజ్ఞంవాదాదావాదాదావాదాద్వాదాదారభైరభావాదాద్వాదాదారభే ఆరభైరభారభైదీతరభారభైది అభైతీతరభైర్వైత్యాహేతరభైర్వైత్యాహ్యాహేదిత్యాహాయమయమాహేదిత్యాహాయమయమాహాయం వావ వావాయమాహాయం వావ అయం వావ వావాయమయం వావయో యో వావాయమయం వావయః పవతే పవతే యో వావ వావయః పవతే యః పవతే పవతే యో యః పవతే సర్వపవతే యో యః పవతే సః పవతే సమవతే పవతే స యజ్ఞో యజ్ఞస్తమేవ యజ్ఞో యజ్ఞస్తమేవ తమేవైవ తంతమేవ సాక్షాత్ సాక్షాదేవ తంతమేవ సాక్షాత్ ఏ సాక్షాత్ సాక్షాదేవైవ సాక్షాద సాక్షాదేవైవ సాక్షాద సాక్షాద సాక్షాత్ సాక్షాదారపదే రపద సాక్షాత్ సాక్షాదారపదే సాక్షాది సాక్షాద్ ఆరపదే రపద ఆరపదే ముష్టి ముష్టిరపద ఆరపదే ముష్టి రపదే ముష్టి ముష్టిరపదే రపదే ముష్టీకరోతి కరోతి ముష్టిరపదే రపదే ముష్టీకరోతి ముష్టీకరోతి కరోతి ముష్టి ముష్టీకరోతి వాచం వాచం కరోతి ముష్టి ముష్టీకరోతి వాచం ముష్టి ఇది ముష్టి కరోతి వాచం వాచం కరోతి కరోతి వాచం యచ్చది యచ్చది వాచం కరోతి కరోతి వాచం యచ్చది వాచం యచ్చది యచ్చది వాచం వాచం యచ్చది యజ్ఞస్య యజ్ఞస్య యచ్చది వాచం వాచం యచ్చది యజ్ఞస్య యచ్చది యజ్ఞస్య యజ్ఞస్య యచ్చది యచ్చది యజ్ఞస్య ధృత్యై ధృత్యై యజ్ఞస్య యచ్చది యచ్చది యజ్ఞస్య ధృత్యై యజ్ఞస్య ధృత్యై ధృత్యై యజ్ఞస్య యజ్ఞస్య ధృత్యాదీ క్షిష్టాదీ క్షిష్ట ధృత్యై యజ్ఞస్య యజ్ఞస్య ధృత్యాదీ క్షిష్ట ధృత్యాదీ క్షిష్టాదీ క్షిష్ట ధృత్యై ధృత్యాదీ క్షిష్టాయమయమదీ క్షిష్ట ధృత్యై ధృత్యాదీ క్షిష్టాయం అదీ క్షిష్టాయమయమదీ క్షిష్టాదీ క్షిష్టాయం బ్రాహ్మణో బ్రాహ్మణోయమదీ క్షిష్టాదీ క్షిష్టాయం బ్రాహ్మణ అయం బ్రాహ్మణ బ్రాహ్మణోయమయం బ్రాహ్మణ ఇదీది బ్రాహ్మణోయమయం బ్రాహ్మణ ఇది బ్రాహ్మణ ఇదీది బ్రాహ్మణో బ్రాహ్మణ ఇదిత్రస్త్రి బ్రాహ్మణో బ్రాహ్మణ ఇదిత్రి ఇదిత్రస్త్రి ధృతృర్భాగుంశు భాగుంశత్రి ధృతృర్భాగుంశు తిరుభాగుంశు భాగుంశత్రిస్త్రిర్భాగస్వాహో భాగుంశత్రిస్త్రిర్భాగస్వాహ భాగస్వాహో భాగుంశు భాగస్వాహ దేవేభ్యో దేవేభ్య ఆహో భాగుంశు భాగస్వాహ దేవేభ్య ఉపాగస్వితి భాగుంశు ఆహ దేవేభ్యో దేవేభ్య ఆహాహ దేవేభ్య ఏవైవ దేవేభ్య ఆహాహ దేవేభ్య ఏవ దేవేభ్య ఏవైవ దేవేభ్యో దేవేభ్య ఏవైనమేనమేవ దేవేభ్యో దేవేభ్య ఏవైనం ఏవైనమేనమేవైవైనం ప్రప్రైనమేవైవైనం ప్రా ఏనం ప్రప్రైనమేనం ప్రాహ ప్రైనమేనం ప్రాహ ప్రాహ ప్రప్రాహత్రిస్త్రిరాహ ప్రప్రాహత్రి ఆహత్రిస్త్రిరాహ హత్రిరుచ్చైరుచ్చైస్త్రిరాహత్రిరుచ్చైరుచ్చైస్త్రిస్త్రిరుచ్చైరుభయేభ్య ఉభయేభ్య ఉచ్చైస్త్రిస్త్రిరుచ్చైరుభయేభ్య ఉచ్చైరుభయేభ్య ఉభయేభ్య ఉచ్చైరుచ్చైరుభయేభ్య ఏవైవోభయేభ్య ఉచ్చైరుచ్చైరుభయేభ్య ఏవ ఉభయేభ్య ఏవైవోభయేభ్య ఉభయేభ్య ఏవైనమేనమేవోభయేభ్య ఉభయేభ్య ఏవైనం ఏవైనమేనమేవైవైనం దేవమనుష్యేభ్యో దేవమనుష్యేభ్య ఏనమేవైవైనం దేవమనుష్యేభ్య ఏనం దేవమనుష్యేభ్యో దేవమనుష్యేభ్య ఏనమేనం దేవమనుష్యేభ్య ప్రప్రదేవమనుష్యేభ్య ఏనమేనం దేవమనుష్యేభ్య ప్ర దేవమనుష్యేభ్య ప్రదేవమనుష్యేభ్యో దేవమనుష్యేభ్య ప్రాహ ప్రదేవమనుష్యేభ్యో దేవమనుష్యేభ్య ప్రాహ దేవమనుష్యేభ్య ఇది దేవ మనుష్యేభ్య ప్రాహ హప్రప్రాహనాహ ప్రప్రాహన ఆహనాహ హన పురా పురాణాహ హన పురా న పురా పురాణన పురానక్షత్రేభ్యో నక్షత్రేభ్య పురాణన పురానక్షత్రేభ్య పురానక్షత్రేభ్యో నక్షత్రేభ్య పురా పురానక్షత్రేభ్యో వాచం వాచం నక్షత్రేభ్య పురా పురానక్షత్రేభ్యో వాచం నక్షత్రేభ్యో వాచం వాచం నక్షత్రేభ్యో నక్షత్రేభ్యో వాచం వివాచం నక్షత్రేభ్యో నక్షత్రేభ్యో వాచం వి వాచం వివాచం వాచం విసృజేత్ సృజేద్ వివాచం వాచం విసృజేత్ విసృజేత్ సృజేద్విసృజేద్యద్యత్సృజేద్యద్విసృజేద్యద్ సృజేద్యద్యత్ సృజేత్ సృజేద్యత్ పురా పురా యత్ సృజేత్ సృజేద్యత్ పురా యత్ పురా పురా యద్యత్ పురా నక్షత్రేభ్యో నక్షత్రేభ్య పురా యద్యత్ పురా నక్షత్రేభ్య పురా నక్షత్రేభ్యో నక్షత్రేభ్య పురా పురా నక్షత్రేభ్యో వాచం వాచం నక్షత్రేభ్య పురా పురా నక్షత్రేభ్యో వాచం నక్షత్రేభ్యో వాచం వాచం నక్షత్రేభ్యో నక్షత్రేభ్యో వాచం విసృజేత్ విసృజేత్ వాచం నక్షత్రేభ్యో నక్షత్రేభ్యో వాచం విసృజేత్ వాచం విసృజేత్ విసృజేత్ వాచం వాచం విసృజేత్ యజ్ఞం యజ్ఞం విసృజేత్ వాచం వాచం విసృజేత్ యజ్ఞం విసృజేత్ యజ్ఞం యజ్ఞం విసృజేత్ విసృజేత్ యజ్ఞం వివి యజ్ఞం విసృజేత్ విసృజేత్ యజ్ఞం వి విసృజేది విసృజేత్ యజ్ఞం వివి యజ్ఞం యజ్ఞం విచ్ఛిందాచ్ఛిందాద్వియజ్ఞం యజ్ఞం విచ్ఛిందాద్ విచ్ఛిందాచ్ఛిందాద్వి విచ్ఛిందాదు దేశూ దేశు ఛిందాద్వి విచ్ఛిందాదు దేశూ శుంజాదిదిదేశూదిదేశు శుంజాచ్ఛుంజాదిదిదేశు నక్షత్రేషు నక్షత్రేషూదిదేశు శుంజాచ్ఛుంజాదిదిదేశు నక్షత్రేషు ఉదిదేశు నక్షత్రేషు నక్షత్రేషూదిదేశూదిదేశు నక్షత్రేషు వ్రతం వ్రతం నక్షత్రేషూదిదేశూదిదేశు నక్షత్రేషు వ్రతం ఉదిదేశ్వేత్యదిదేశు నక్షత్రేషు వ్రతం వ్రతం నక్షత్రేషు నక్షత్రేషు వ్రతం కృణత కృణత వ్రతం నక్షత్రేషు నక్షత్రేషు వ్రతం కృణత వ్రతం కృణత కృణత వ్రతం వ్రతం కృణతేతీతి కృణత వ్రతం వ్రతం కృణతేతి కృణతేతీతి కృణత కృణతే దివాచం వాచమితి కృణత కృణతే దివాచం ఇది వాచం వాచమితి దివాచం వివాచమితి దివాచం వి వాచం వివాచం వాచం విసృజతి సృజతి వివాచం వాచం విసృజతి విసృజతి సృజతి విసృజతి యజ్ఞం వ్రత యజ్ఞం వ్రత సృజతి విసృజతి యజ్ఞం వ్రత సృజతి యజ్ఞం వ్రత యజ్ఞం వ్రత సృజతి సృజతి యజ్ఞం వ్రత వై వై యజ్ఞం వ్రత సృజతి సృజతి యజ్ఞం వ్రత వై యజ్ఞం వ్రత వై వై యజ్ఞం వ్రత యజ్ఞం వ్రత వై దీక్షుతో దీక్షుతో వై యజ్ఞం వ్రత యజ్ఞం వ్రత వై దీక్షుత యజ్ఞం వ్రత ఇది యజ్ఞవ్రత వై దీక్షుతో దీక్షుతో వై వై దీక్షుతో యజ్ఞం యజ్ఞం దీక్షుతో వై వై దీక్షుతో యజ్ఞం దీక్షుతో యజ్ఞం యజ్ఞం దీక్షుతో దీక్షుతో యజ్ఞమేవైవ యజ్ఞం దీక్షుతో దీక్షుతో యజ్ఞమేవ యజ్ఞమేవైవ యజ్ఞం యజ్ఞమేవాభ్యేవ యజ్ఞం యజ్ఞమేవాభి ఏవాభ్యాభ్యేవైవాభివాచం వాచమభ్యేవైవాభివాచం అభివాచం వాచమభ్యభివాచం వివివాచమభ్యభివాచం వి వాచం వివివాచం వాచం విసృజతి సృజతి వివాచం వాచం విసృజతి విసృజతి సృజతి వివిసృజతి యది యది సృజతి వివిసృజతి యది సృజతి యది యది సృజతి సృజతి యది విసృజేత్ విసృజేత్ యది సృజతి సృజతి యది విసృజేత్ యది విసృజేత్ విసృజేత్ యది యది విసృజేత్ వైష్ణవీం వైష్ణవీం విసృజేత్ యది యది విసృజేత్ వైష్ణవీం విసృజేత్ వైష్ణవీం వైష్ణవీం విసృజేత్ విసృజేత్ వైష్ణవీ వృషం వైష్ణవీం విసృజేత్ విసృజేత్ వైష్ణవీ వృషం విసృజేది విసృజేత్ వైష్ణవీమృజం వైష్ణవీం వైష్ణవీమృజమన్ వన్వృజం వైష్ణవీం వైష్ణవీమృజమను అృజమన్వన్వృజముజమన బ్రూయాద్ బ్రూయాదన్వృజముజమన బ్రూయాద్ అనబ్రూయాద్ బ్రూయాదన్వర బ్రూయాద్యజ్ఞో యజ్ఞో బ్రూయాదన్వర బ్రూయాద్యజ్ఞ బ్రూయాద్యజ్ఞో యజ్ఞో బ్రూయాద్ బ్రూయాద్యజ్ఞో వై వై యజ్ఞో బ్రూయాద్ బ్రూయాద్యజ్ఞో వై యజ్ఞో వై వై యజ్ఞో యజ్ఞో వై విష్ణుర్విష్ణుర్వై యజ్ఞో యజ్ఞో వై విష్ణు వై విష్ణుర్విష్ణుర్వై వై విష్ణుర్యజ్ఞేన యజ్ఞేన విష్ణుర్వై వై విష్ణుర్యజ్ఞేన విష్ణుర్యజ్ఞేన యజ్ఞేన విష్ణుర్విష్ణుర్యజ్ఞేనైవైవ యజ్ఞేన విష్ణుర్విష్ణుర్యజ్ఞేనైవ యజ్ఞేనైవైవ యజ్ఞేన యజ్ఞేనైవ యజ్ఞం యజ్ఞమేవ యజ్ఞేన యజ్ఞేనైవ యజ్ఞం ఏవ యజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞవంశకంసం యజ్ఞమేవైవ యజ్ఞగుంసం యజ్ఞగోసకోసం యజ్ఞం యజ్ఞగోసంతనోది తనోది సంయజ్ఞం యజ్ఞగోసంతనోది సంతనోది తనోది సగం సంతనోది దైవీం దైవీం తనోది సగం సంతనోది దైవీం తనోది దైవీం దైవీం తనోది తనోది దైవీం ధియం ధియం దైవీం తనోది తనోది దైవీం ధియం దైవీం ధియం ధియం దైవీం దైవీం ధియం మనామహే మనామహే ధియం దైవీం దైవీం ధియం మనామహే ధియం మనామహే మనామహే ధియం ధియం మనామహ ఇది మనామహే ధియం ధియం మనామహ ఇది మనామహ ఇది మనామహే మనామహ ఇత్యాహేది మనామహే మనామహ ఇత్యాహ ఇత్యాహేదీత్యాహ యజ్ఞం యజ్ఞమాహేదీత్యాహ యజ్ఞం ఆహ యజ్ఞం యజ్ఞమాహ యజ్ఞమేవైవ యజ్ఞమాహ యజ్ఞమేవ యజ్ఞమేవైవ యజ్ఞం యజ్ఞమేవ దత్తదేవ యజ్ఞం యజ్ఞమేవ తత్ ఏవ దత్తదేవైవ తన్మృదయతి మృదయతి తదేవైవ తన్మృదయతి తన్మృదయతి మృదయతి తత్తన్మృదయతి సుపారా సుపారామృదయతి తత్తన్మృదయతి సుపారామృదయతి సుపారా సుపారామృదయతి మృదయతి సుపారానో నః సుపారామృదయతి మృదయతి సుపారానః సుపారానో నః సుపారా సుపారానో అసదసన్నః సుపారా సుపారానో అసద్ సుపారేతి సుపారా నో అసదసన్నో నో అసద్వశే వశే సన్నో నో అసద్వశే అసద్వశే వశే సదసద్వశ ఇది దివశే సదసద్వశ ఇది వశ ఇది దివశే వశ ఇత్యాహ హే దివశే వశ ఇత్యాహ ఇత్యాహ హే దీత్యాహ వ్యుష్టిం వ్యుష్టిమాహే దీత్యాహ వ్యుష్టిం ఆహవ్యుష్టిం వ్యుష్టిమాహ వ్యుష్టిమేవైవ వ్యుష్టిమాహ వ్యుష్టిమేవ వ్యుష్టిమేవైవ వ్యుష్టిం వ్యుష్టిమేవ వా వైవ వ్యుష్టిం వ్యుష్టిమేవ వా వ్యుష్టిమిదివీష్టిం ఏవా వా వై వై వా వరుంధే రుంధే వై వై వా వరుంధే అవరుందే రుందే వావరుందే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో రుందే వావరుందే బ్రహ్మవాదిన రుందే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో రుందే రుందే బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో రుందే రుందే బ్రహ్మవాదినో వదంతి